అథ చతుర్థకాండే సప్తమ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. అగ్నా విష్ణు సజోషసా సజోషసాగ్నా విష్ణు అగ్నా విష్ణు సజోషసేమా ఇమా సజోషసాగ్నా విష్ణు అగ్నా విష్ణు సజోషసేమా విష్ణు ఇత్యగ్నా విష్ణు సజోషసేమా ఇమా సజోషసా సజోషసేమా వర్ధంతు వర్ధంతు ఇమా సజోషసా సజోషసేమా వర్ధంతు సజోషసేతి సజోషసా ఇమా వర్ధంతు వర్ధంతు ఇమా ఇమా వర్ధంతు వాం వాం వర్ధంతు ఇమా ఇమా వర్ధంతు వాం వాం వాం వర్ధంతు వర్ధంతు వాం గిరో గిరో వాం వర్ధంతు వర్ధంతు వాం గిరః వాం గిరో గిరో వాం వాం గిరః గిర ఇతి గిరః నైర్వాజే భిర్వాజే జుమ్నైర్జుమ్నైర్వాజే భిరాజుమ్నైర్జుమ్నైర్వాజేరాజేరాజేరాగతంగతమాగతం వాజశ్చ మే మే చ వాజో వాజశ్చ మే మే ప్రసవ ప్రసవో మే చ మే ప్రసవ ప్రసవ ప్రసవో మే ప్రసవశ్చసవో మే మే ప్రసవశ్చ ప్రసవ ప్రసవశ్చ మే మే చ ప్రసవ ప్రసవ ప్రసవ ఇది ప్రసవ మే ప్రయతి ప్రయతి మే ప్రయతి మే ప్రయతి ప్రయతి మే ప్రయతి ప్రయతి ప్రయతి ప్రయతి మే ప్రసిది ప్రసిది మే మే ప్రసిది ప్రసిది మే మే ప్రసిది ప్రసిది మే మే ప్రసిదిరితి ప్రాసిది మే ధీతిర్ధీతిర్మే మే ధీతిశ్చ ధీతిర్మే మే ధీతిశ్చ ధీతిశ్చ మే క్రతు క్రతుర్మే చ మే క్రతు క్రతుర్మే క్రతు క్రతుశ్చ మే మే చక్రతు క్రతుశ్చ మే స్వర స్వరో మే చ మే స్వర మే స్వర స్వరో మే మే స్వరశ్చ స్వరో మే మే స్వరశ్చ స్వరశ్చ మే మే స్వర స్వరశ్చ మే మే శ్లోక శ్లోకో మే చ మే శ్లోక శ్లోక శ్లోకో మే మే శ్లోకశ్చ శ్లోకో మే మే శ్లోకశ్చ శ్లోక శ్లోక శ్లోకశ్చ మే మే చ శ్లోక శ్లోకశ్చ మే మే చ శ్రావ శ్రావో మే చ మే శ్రావ మే శ్రావ శ్రావో మే మే శ్రావశ్చ శ్రావో మే మే శ్రావశ్చ శ్రావశ్రావశ్చ మే మే శ్రావ శ్రావశ్చ మే మే శ్రుతి శ్రుతి మే చ మే శ్రుతి శ్రుతి శ్రుతి మే మే శ్రుతి శ్రుతి శ్రుతి మే మే శ్రుతి శ్రుతి శ్రుతి శ్రుతి మే మే జ్యోతిర్ జ్యోతిర్ మే చ మే జ్యోతి మే జ్యోతిర్ జ్యోతిర్ మే మే జ్యోతిష్ జ్యోతిష్ మే మే జ్యోతిష్ మే మే జ్యోతిర్ జ్యోతిష్ మే మే తే మే శుభ సువర్ మే చ మే శుభ శుభశ్చ మే మే చ శుభ శుభశ్చ మే మే ప్రాణ ప్రాణో మే మే ప్రాణశ్చ ప్రాణో మే మే ప్రాణశ్చ ప్రాణశ్చ ప్రాణ ప్రాణశ్చ మే మే చ ప్రాణ ప్రాణశ్చ మే ప్రాణ ఇది ప్రాణః మే పానో పానో మే మే పానశ్చ పానో మే మే పానశ్చ పానశ్చ పానో పానశ్చ మే మే బానో బానశ్చ మే అబాన ఇత్యపా అనః మే మే వ్యానో వ్యానో మే చ మే వ్యానః వ్యానో వ్యానో మే మే వ్యానశ్చ వ్యానో మే మే వ్యానశ్చ వ్యానశ్చ వ్యానో వ్యానశ్చ మే మే వ్యానో వ్యానశ్చ మే వ్యాన ఇది వి అనః మే మే చ మే సురసుర్ మే చ మే సుః మే సురసుర్ మే మే సుశ్చ చాసుర్ మే మే సుశ్చ సుశ్చ చాసుర సుశ్చ మే మే చ మే చిత్తం చిత్తం చిత్తం మే చిత్తం చిత్తం మే మే చిత్తం చిత్తం మే మే చిత్తం చిత్తం చిత్తం మే మే చిత్తం చిత్తం మే మహాధీతం మహాధీతం మే మహాధీతం చాధీతం మే మహాధీతం ఆధీతమిత్యాధీతం మే వాగ్వాంగ్ మే మే వాక్చ చ వాంగ్ మే మే వాక్చ వాక్చ మే మే చ వాగ్వాక్చ మే మనో మనో మే చ మే మన మనో మనో మే మే మనశ్చ మన మనశ్చ మనశ్చ మనో మనశ్చ మే మనో మనశ్చ మే చక్షుర్మే చక్షుశ్చక్షుర్మే మే చక్షుశ్చ దక్షుర్మే మే చక్షుశ్చ చక్షుశ్చ మే మే చక్షుశ్చ మే మే శ్రోత్రగు శ్రోత్రం మే చ మే శ్రోత్రం శ్రోత్రం మే మే శ్రోత్రం చ శ్రోత్రం మే మే శ్రోత్రం చ శ్రోత్రం చ శ్రోత్రం చ మే మే దక్షో దక్షో మే మే దక్ష దక్షో మే మే దక్షస్ దక్షో మే మే దక్ష మే బలం బలం మే చ మే బలం మే బలం బలం మే బలం చ బలం బలం బలం చ మే మే చ బలం బలం చ మే మే ఓజ ఓజ మే మ ఓజస్ చౌజ మే మ ఓజస్ ఓజస్ మే మే చౌజ ఓజస్ మే సహస్ సహో మే చ మే సహ సహస్ మే మే సహస్ సహస్ సహస్ మే మే చ సహస్ సహస్ మే మే ఆయురాజుర్మే మ ఆయుష్ చాయుర్మే మ ఆయుష్ ఆయుష్ మే మే చాయుర్ మే మే జరా జరా మే చ మే జరా జరా జరా మే మే జరా చ జరా చ మే మే చ జరా జరా చ మే ఆత్మాత్మా మే మ ఆత్మా చాత్మా మే మ ఆత్మా చాత్మా మే మే చ మే తనోస్తనోర్మే చ మే తనోస్తనోర్మే మే తనోశ్చ మే మే చ తనోస్తనోశ్చ మే శర్మ మే శర్మ మే శర్మ మే మే శర్మ చ శర్మ మే మే శర్మ చ శర్మ మే మే చ మే వర్మ వర్మ మే చ మే వర్మ వర్మ చ చ వర్మ వర్మ చ మే మే చ వర్మ వర్మ చ మే మేంగాన్యంగాని మే మేంగాని చాంగాని మే మేంగాని చాంగాన్యంగాని మే చ మే స్థాని స్థాని మే మే స్థాని స్థాని చ మే మే చాస్థాన్య స్థాని చ మే మే పరోగుంషి పరోగుంషి మే మే పరోగుంషి చ పరోగుంషి మే మే పరోగుంషి చ పరోగుంషి మే మే చ మే శరీరాణి శరీరాణి మే చ మే శరీరాణి శరీరాణి మే మే శరీరాణి చ శరీరాణి శరీరాణి చ మే మే చ శరీరాణి శరీరాణి చ మే మాయేతి మే జ్యేష్ఠ్యం మే మే చ మ ఆధిపత్యం ఆధిపత్యం మే చ మ ఆధిపత్యం ఆధిపత్యం మే మధిపత్యం ఆధిపత్యం చ మే మే చాధిపత్యం ఆధిపత్యం చ మే చ మే మే చ మే మన్యుర్మన్యుర్మే చ మే మన్యో మన్యుశ్చ మన్యుర్మన్యుశ్చ మే మే చ మన్యుర్మన్యుశ్చ మే మే భామో భామో మే మే భామశ్చ భామో మే మే భామశ్చ భామశ్చ మే మే చ మే మోమో మే చ మే మహా మే మోమో మే మే మశ్చ చామో మే మే మశ్చ అమశ్చ చామో మశ్చ మే మే చామో మశ్చ మే మే మే చ భోం భో మే చ మేం భ మే భోం భో మే మే భశ్చ మే మే చ మే జయ మా జయ మా మే చ మే జయ మా జయ మా జయ మా జయ మా చ మే మే చ జయ మా జయ మా చ మే మహిమా మహిమా మే మే మహిమా చ మహిమా మే మే మహిమా చ మహిమా మే మే చ మే వరిమా వరిమా మే చ మే వరిమా వరిమా చ వరిమా వరిమా చ మే మే చ వరిమా వరిమా చ మే ప్రతిమా మే ప్రతిమా ప్రతిమా మే మే ప్రతిమా చ ప్రతిమా మే మే ప్రతిమా చ వస్మా వస్మా మే చ మే వస్మా వస్మా చ వస్మా వస్మా చ మే మే చ వస్మా వస్మా చ మే ద్రాఘుయా ద్రాఘుయా మే చ ద్రాఘుయా మే మే ద్రాఘుయా చ ద్రాఘుయా మే మే ద్రాఘుయా చ ద్రాఘుయా మే మే ద్రాఘుయా మే వృద్ధం వృద్ధం మే చ మే వృద్ధం వృద్ధం మే మే వృద్ధం చ వృద్ధం చ మే మే చ వృద్ధం వృద్ధం చ మే వృద్ధిర్ మే వృద్ధిర్ వృద్ధిర్ మే మే వృద్ధిశ్చ వృద్ధిర్ మే మే వృద్ధిశ్చ వృద్ధిర్ మే మే చ మే సత్యగో సత్యం మే చ మే సత్యం సత్యం మే మే సత్యం చ సత్యం మే మే సత్యం చ సత్యం చ సత్యగో సత్యం చ మే మే చ సత్యగో సత్యం చ మే శ్రద్ధా శ్రద్ధా మే శ్రద్ధా మే మే శ్రద్ధా చ శ్రద్ధా మే మే శ్రద్ధా చ శ్రద్ధే శ్రద్ధా జగత్ జగన్ మే మే జగత్ జగన్ మే మే జగత్ జగత్ మే మే జగత్ జగత్ మే ధనం ధనం మే చ మే ధనం ధనం ధనం మే మే ధనం ధనం ధనం చ మే మే చ ధనం ధనం చ మే మే వశో వశో మే మే వశశ్చ దవశో మే మే వశశ్చ మే మే చ మే త్విష స్విషర్ మే చ మే త్విషి త్విషిశ్చ త్విష స్విషిశ్చ మే మే చ త్విష స్విషిశ్చ మే మే చ మే క్రీడా క్రీడా మే చ మే క్రీడా మే క్రీడా క్రీడా మే మే క్రీడా చ క్రీడా మే మే క్రీడా చ క్రీడా మే మే చ మే మోదో మోదో మే చ మే మోద మోదశ్చ మోదో మోదశ్చ మే మే చ మోదో మోదశ్చ మే జాతం మే జాతం జాతం మే మే జాతం చ జాతం మే మే జాతం చ జాతం మే మే జాతం జాతం చ మే మే జనిష్యమాణం జనిష్యమాణం మే చ మే జనిష్యమాణం జనిష్యమాణం జనిష్యమాణం మే మే జనిష్యమాణం మే మే జనిష్యమాణం జనిష్యమాణం చ జనిష్యమాణం జనిష్యమాణం జనిష్యమాణం చ మే మే చ జనిష్యమాణం జనిష్యమాణం చ మే మే సూక్తం మే మే సూక్తం చ మే మే సూక్తం చ సూక్తం మే మే సూక్తం మే సుకృతం సుకృతం మే మే సుకృతం చ సుకృతం మే మే సుకృతం చ సుకృతమితే సుకృతం మే విత్తం విత్తం మే మే విత్తం చ విత్తం మే మే విత్తం చ మే మే చ మే వేద్యం వేద్యం మే చ మే వేద్యం వేద్యం చ వేద్యం వేద్యం చ మే మే చ వేద్యం వేద్యం చ మే మే భూతం మే భూతం భూతం మే మే భూతం చ భూతం మే మే భూతం చ భూతం మే మే చ మే భవిష్యత్ భవిష్యం మే చ మే భవిష్యత్ భవిష్యత్ మే మే భవిష్యత్ భవిష్యత్ మే మే చ భవిష్యత్ భవిష్యత్ మే మే సుఖం మే సుఖం సుఖం మే మే సుఖం చ సుఖం మే మే సుఖం చుఖమితే సుగం మే సుపథకో సుపథం మే మే సుపథం చ సుపథం మే మే సుపథం చ సుపథమితే సుపథం మార్థమృద్ధం చర్థం మే మరుద్ధం చర్థం మే మరుద్ధం చర్థమర్థం మే చర్థమర్థం మే తదమరుద్ధిరుద్ధిర్మేతమరుద్ధిర్మేధిష్ట మే మే చర్థిరుద్ధిష్ట మే మే క్లుప్తం క్లుప్తం మే మే క్లుప్తం చ క్లుప్తం మే మే క్లుప్తం చ మే క్లుప్తి క్లుప్తిర్మేతమే క్లుప్తి క్లుప్తిశ్చ క్లుప్తి క్లుప్తిశ్చ మే మే క్లుప్తి క్లుప్తిశ్చ మే మతిర్మతిర్మే మే మతిశ్చ మతిర్మే మే మతిశ్చ మే మే చ మే సుమతి సుమతిర్మే చ మే సుమతి సుమతిశ్చ సుమతి సుమతిశ్చ మే మే చ సుమతి సుమతిశ్చ మే మే మే చ మే శంచ దశగో శంచ మే మే దశగో శంచ మే మే మయో మయో మే మే మయశ్చ మయో మే మే మయశ్చ మే మే చ మే ప్రియం ప్రియం మే చ మే ప్రియం ప్రియం ప్రియం మే మే ప్రియం ప్రియం చ మే మే చ ప్రియం ప్రియం చ మే మే మే చ కామో ను కామో మే చ మేను కామః మేను కామో ను కామో మే మేను కామశ్చ తాను కామో మే కామశ్చ మే మే చాను కామో ను కామశ్చ మే అను కామ ఇత్యాను కామః మే చ కామః కామో మే చ కామో మే మే కామశ్చ చ కామో మే మే కామశ్చ కామశ్చ మే మే చ మే సౌ మనసః సౌ మనసో మే చ మే సౌ మనసః సౌ మనసో మే మే సౌ మనసశ్చ సౌ మనసో మే మే సౌ మనసశ్చ సౌ మనసశ్చ సౌ మనసశ్చ మే మే సౌ మనసః సౌ మనసశ్చ మే భద్రం మే భద్రం భద్రం మే మే భద్రం చ భద్రం మే మే భద్రం చ మే మే చ మే శ్రేయ శ్రేయో మే చ మే శ్రేయ శ్రేయ శ్రేయ మే శ్రేయ శ్రేయ శ్రేయ మే మే శ్రేయ శ్రేయ మే మే వస్యో వస్యో మే మే వస్యశ్చ వస్యో మే మే వస్యశ్చ మే మే చ మే శ్రోయశో మే చ మే యశః యశశ్చ జయశో యశశ్చ మే మే జయశో యశశ్చ మే మే భగో భగో మే మే భగశ్చ భగో మే మే భగశ్చ మే మే చ మే ద్రవిణం ద్రవిణం మే చ మే ద్రవిణం ద్రవిణం చ ద్రవిణం ద్రవిణం చ మే మే ద్రవిణం ద్రవిణం చ మే మే యంత యంత మే మే యంత చ యంత మే మే యంత చ మే మే చ మే ధత్త ధత్త మే చ మే ధత్త ధత్త చ ధత్త ధత్త చ మే మే చ ధత్త ధత్త చ మే క్షేమ మే క్షేమ క్షేమ మే మే క్షేమశ్చ దక్షేమో మే మే క్షేమశ్చ క్షేమ మే చ మే ధృతర్మే చ మే ధృతి ధృతిశ్చ ధృతర్ధృతిశ్చ మే మే చ ధృతర్ధృతిశ్చ మే మే విశ్వం విశ్వం మే మే విశ్వం చ విశ్వం మే మే విశ్వం చ విశ్వం మే మే చ మే మహో మహో మే చ మే మహః మహశ్చ మహో మహశ్చ మే మే చ మహో మహశ్చ మే మే సంవిత్ సంవిన్ మే మే సంవిచ్చ చ సంవిన్ మే మే సంవిచ్చ సంవిదితి సంవిత్ మే జ్ఞాత్రం జ్ఞాత్రం మే మే జ్ఞాత్రం చ జ్ఞాత్రం మే మే జ్ఞాత్రం చ జ్ఞాత్రం కృషిశ్చ కృషిశ్చ మే మే చ కృషిః కృషిశ్చ మే వృష్టిర్వృష్టిర్మే మే వృష్టిస్తద వృష్టిర్మే మే వృష్టిశ్చ వృష్టిర్వృష్టిశ్చ మే మేద వృష్టిర్వృష్టిశ్చ మే జైత్రం మేదద మే జైత్రం జైత్రం మే మే జైత్రం జైత్రం జ మే మే జైత్రం జైత్రం జ మే మే ఔద్భిద్యమోద్భిద్యం మే మౌద్భిద్యం చౌద్భిద్యం మే మౌద్భిద్యం చౌద్భిద్యం మిత్యౌద్భిద్యం మే రయి రయం మే మే రయశ్చ రయిర్మే మే రయిశ్చ మే మే జ మే రాజో రాజో మే జ మే రాజ రాజో మే రాజో రాజశ్చ మే మే జ రాజో రాజశ్చ మే పుష్టం మే పుష్టం పుష్టం మే మే పుష్టం జద పుష్టం మే మే పుష్టం పుష్టం మే జ మే పుష్టి పుష్టర్ మే జ మే పుష్టి పుష్టిశ్చ పుష్టి పుష్టిశ్చ మే మే ద పుష్టి పుష్టిశ్చ మే మే విభు విభు మే మే విభు చ విభు మే మే విభు చ విభు విభు చ మే మే విభు విభు చ మే విభు ప్రభు ప్రభు మే మే ప్రభు చ ప్రభు మే మే ప్రభు చ ప్రభు ప్రభు చ మే మే ప్రభు ప్రభు చ మే ప్రభేద ప్రభు మే మే బహు బహు మే మే బహు మే బహు బహు మే మే బహు చ బహు బహు మే మే చ మే భూయో భూయో మే చ మే భూజ భూయో మే మే భూయో మే భూయశ్చ మే మే చ భోజో భోజశ్చ మే పూర్ణం మే పూర్ణం మే పూర్ణం మే మే పూర్ణం చ పూర్ణం మే మే పూర్ణం చ మే మే చ మే పూర్ణతరం పూర్ణతరం మే చ మే పూర్ణతరం పూర్ణతరం పూర్ణతరం మే మే పూర్ణతరం చ పూర్ణతరం మే మే పూర్ణతరం చ పూర్ణతరం చ మే పూర్ణతరం చ మే మే చ మే క్షిదిరక్షదిర్ మే చ మే క్షిది క్షిదిశ్చ అక్షిదిరక్షదిశ్చ మే మే చాక్షిదిరక్షదిశ్చ మే మే పూజవా పూజవా మే మే పూజవాశ్చ పూజవా మే మే పూజవాశ్చ పూజవాశ్చ మే మే చ మే నమన్నం మే చ మే అన్నం అన్నం చాన్నమన్నం చ మే మే చాన్నమన్నం చ మే మే క్షుదక్షన్ మే మే క్షుచ్చ చాక్షున్ మే మే క్షుచ్చ చాక్షుక్షు మే మే చ మే బ్రీహజో బ్రీహజో మే చ మే బ్రీహజ బ్రీహజో మే మే బ్రీహయో మే మే బ్రీహయ బ్రీహయ బ్రీహజో మే మే చ బ్రీహజో బ్రీహజశ్చ మే జవా మే జవా మే జవా మే జవాశ్చ జయవా మే మే జవాశ్చ మే మే తద మే మాషా మాషా మే తద మే మాషా మాషా మాషా మే మే మాషా మాషా ఆశ్చ మే మే చ మాషా మాషా ఆశ్చ మే మే తద మే తిలా మే తద మే తిలా ఆశ్చ జతిలా మే మే తిలా ఆశ్చ మే మే తద మే ముద్గా ముద్గా మే చ మే ముద్గా ముద్గాశ్చ ముద్గా ముద్గా ముద్గాశ్చ మే మే చ ముద్గా ముద్గాశ్చ మే ఖల్వా మే ఖల్వా ఖల్వా మే మే ఖల్వాశ్చ ఖల్వా మే మే ఖల్వాశ్చ ఖల్వా మే మే చ మే గోధూమా గోధూమా మే చ మే గోధూమా గోధూమా గోధూమా మే మే గోధూమా గోధూమాశ్చ గోధూమా గోధూమాశ్చ మే చ గోధూమా గోధూమాశ్చ మే మసురా మసురా మే మసురాశ్చ మసురా మే మసురాశ్చ మసురా మే మే చ మే ప్రియంగవ ప్రియంగవో మే చ మే ప్రియంగవ ప్రియంగవ ప్రియంగవో మే ప్రియంగవశ్చ ప్రియంగవో మే ప్రియంగవశ్చ ప్రియంగవశ్చ చ ప్రియంగవ ప్రియంగవశ్చ మే చ ప్రియంగవ ప్రియంగవశ్చ మేణవోణవో మే మేణవశ్చ చాణవో మే మేణవశ్చ మే మే చ మే శ్యామకా శ్యామకా మే చ మే శ్యామకా శ్యామకా శ్యామకా మే మే శ్యామకాశ్చ శ్యామకాశ్చ శ్యామకాశ్చ శ్యామకాశ్చ శ్యామకాశ్చ శ్యామకాశ్చ మే నివారా నివారా మే మే నివారాశ్చ నివారా మే మే నివారాశ్చ నివారాశ్చ అస్మాచతాస్మాస్మా చ మే మే చాస్మాస్మా చ మే మృత్తికా మే మృత్తికా మృత్తికా మే మే మృత్తికా చ మృత్తికా మే మే మృత్తికా చ మృత్తికా మే మే చ మే గిరయో గిరయో మే చ మే గిరయ గిరయశ్చ చ గిరయో గిరయశ్చ మే మే చ గిరయో గిరయశ్చ మే మే పర్వత మే పర్వత మే పర్వత పర్వత మే మే పర్వతాశ్చ ద పర్వత మే మే పర్వతాశ్చ పర్వతాశ్చ మే మే చ మే సికత సికత మే చ మే సికత సికత మే మే సికత సికత మే మే సికత సికత సికత మే మే చ సికత సికత మే మే వనస్పత మే వనస్పత యో వనస్పత యో మే మే వనస్పతయశ్చ ద వనస్పతయో మే మే వనస్పతయశ్చ వనస్పతయశ్చ మే మే చ మే హిరణ్యగో హిరణ్యం మే చ మే హిరణ్యం హిరణ్యగో హిరణ్యం మే మే హిరణ్యం చ హిరణ్యం మే మే హిరణ్యం చ హిరణ్యగో హిరణ్యం చ మే మే చ మే యో మే చ మే య మే యో మే మే యశ్చ చాయో మే మే యశ్చ మే మే చ మే సీసగో సీసం మే చ మే సీసం సీసం చ సీసగో సీసం చ మే మే చ సీసగో సీసం చ మే మే మే చ మేత్రపుత్రపు మే చ మేత్రపు మేత్రపుత్రపు మే మేత్రపుశ్చ దత్రపుశ్చ మే మే చ మే శ్యామగ్ను శ్యామం మే చ మే శ్యామం శ్యామగ్ను శ్యామం మే మే శ్యామం చ శ్యామం మే మే శ్యామం చ శ్యామం చ శ్యామగ్ను శ్యామం చ మే మే చ శ్యామగ్ను శ్యామం చ మే మే లోహం లోహం మే లోహం లోహం మే మే లోహం చ లోహం మే మే లోహం చ లోహం మే మే చ లోహం లోహం చ మే మే చ మేగ్నిరగ్నిర్మేత మే అగ్నిరగ్నిర్మే మే అగ్నిశ్చ అగ్నిరగ్నిశ్చ మే మే చాగ్నిరగ్నిశ్చ మే మే చాపశ్చ చాపో మే మహాపశ్చ మే మే మే చ మే విరుధో విరుధో మే చ మే విరుధ విరుధో విరుధో మే మే విరుధశ్చ విరుధో మే మే విరుధ విరుధశ్చ విరుధో విరుధశ్చ మే మే చ విరుధో విరుధశ్చ మే మే ఔషధయ ఔషధయ మే ఔషధయ ఔషధయ మే మహోషధయశ్చ ఔషధయ మే మహోషధయశ్చ ఔషధయ మే మే చ మే కృష్ణవత్స్యం కృష్ణవత్స్యం మే చ మే కృష్ణవత్స్యం కృష్ణవత్స్యం కృష్ణవత్స్యం మే మే కృష్ణవత్స్యం చ కృష్ణవత్స్యం చ మే మే చ కృష్ణవత్స్యం కృష్ణవత్స్యం చ మే కృష్ణవత్స్యం మే మే చ మే కృష్ణవత్స్యమ కృష్ణవత్స్యం మే చ మే కృష్ణవత్స్యం కృష్ణవత్స్యం మే మే కృష్ణవత్స్యం చ కృష్ణవత్స్యం మే మే కృష్ణవత్స్యం చ చాకృష్టమత్స్యమకృష్టమత్స్యంజ మే మే చాకృష్టమత్స్యమకృష్టమత్స్యంజ మే చమే మే చమే గ్రామ్యా గ్రామ్యా మే చమే గ్రామ్యా గ్రామ్యా గ్రామ్యా మే గ్రామ్యాశ్చ గ్రామ్యా మే మే గ్రామ్యాశ్చ గ్రామ్యాశ్చ గ్రామ్యా గ్రామ్యాశ్చ మే మే పశవ పశవో మే మే పశవ ఆరణ్యా ఆరణ్యా పశవో మే మే పశవ ఆరణ్యా ఆరణ్యా పశవ పశవ ఆరణ్యా ఆరణ్యాశ్చ యజ్ఞేన యజ్ఞేన చారణ్యా ఆరణ్యాశ్చ యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం కల్పంతాం యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం విత్తం విత్తం కల్పంతాం యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం విత్తం కల్పంతాం విత్తం విత్తం కల్పంతాం కల్పంతాం విత్తం చ విత్తం కల్పంతాం కల్పంతాం విత్తం చ విత్తం చ విత్తం విత్తం చ మే మే చ విత్తం విత్తం చ మే మే మే చ మే విత్తిర్ మే మే విత్తిశ్చ చ విత్తిర్ మే మే విత్తిశ్చ మే మే చ మే భూతం భూతం మే చ మే భూతం భూతం మే మే భూతం చ భూతం మే మే భూతం చ భూతం చ భూతం చ మే మే చ భూతం భూతం చ మే భూతిర్ మే మే భూతిశ్చ చ భూతిర్ మే మే భూతిశ్చ భూతిశ్చ మే మే చ భూతిశ్చ మే మే చ మే వసు మే చ మే వసు వసు చ వసు వసు చ మే మే చ వసు వసు చ మే మే వసతిర్ వసతిర్ మే మే వసతిశ్చ చ వసతిర్ మే మే వసతిశ్చ వసతిర్వసతిశ్చ మే మే చ వసతిర్వసతిశ్చ మే చ మే మే చ మే కర్మ మే చ మే కర్మ కర్మ కర్మ మే మే కర్మ చ కర్మ చ కర్మ కర్మ చ మే మే చ కర్మ చ మే శక్తి శక్తి మే మే శక్తిశ్చ చ శక్తి మే మే శక్తిశ్చ శక్తిశ్చ మే మే శక్తి శక్తిశ్చ మే మే చర్థో మే చ మేర్థ మే మేర్థ అర్థశ్చ చార్థోర్థశ్చ మే మే చార్థోర్థశ్చ మే మే మో మే మ ఏమశ్చ చైమో మే మ ఏమశ్చ చైమ ఏమశ్చ మే మే చైమ ఏమశ్చ మే మే చ మ ఇది ఇది మే మ ఇది మే ఇదిశ్చ మే మే చేతిరిదిశ్చ మే మే గదర్గదర్ మే చ మే గతి మే గదర్గదర్ మే మే గతిశ్చ మే గతిశ్చ జగదర్గతిశ్చ మే మే చ మే అగ్నిశ్చ చాగ్నిరగ్నిశ్చ మే మే చాగ్నిరగ్నిశ్చ మే ఇంద్ర ఇంద్రో మే ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చ చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ మే సోమ సోమో మే చ మే సోమ సోమ మే మే సోమశ్చ సోమశ్చ మే మే చ సోమ సోమశ్చ మే ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర మ ఇంద్రో మే మ ఇంద్రశ్చ చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ మే సవిత సవిత మే చ మే సవిత సవిత మే మే సవిత సవిత మే మే సవిత సవిత సవిత సవిత మే మే చ సవిత సవిత చ మే మ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చ చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ మే మే చ మే సరస్వతి సరస్వతి మే చ మే సరస్వతి సరస్వతి సరస్వతి మే మే సరస్వతి సరస్వతి మే మే సరస్వతి సరస్వతి సరస్వతి చ మే మే చ సరస్వతి సరస్వతి చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర మ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రశ్చ మే చమే పూషా పూషా మే చచమే పూషా పూషా మే మే పూషా చ పూషా చ మే మే చ పూషా పూషా చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్ర మే బృహస్పతిర్ బృహస్పతిర్ మే చ మే బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి మే మే చ బృహస్పతి బృహస్పతి మే ఇంద్ర మే ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చ మే చ మే మిత్రో మిత్రో మే చ మే మిత్ర మిత్రో మే మే మిత్రో మే మే మిత్రశ్చ మిత్రో మిత్రశ్చ మే మే చ మిత్రో మిత్రశ్చ మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రశ్చ మే చ మే వరుణో వరుణో మే చ మే వరుణ వరుణో వరుణో మే మే వరుణో మే మే వరుణశ్చ వరుణశ్చ వరుణో వరుణశ్చ మే మే చ వరుణో వరుణశ్చ మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మే చ మే ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ మే మే చ మే ధాత ధాత మే చ మే ధాత ధాత మే మే ధాత ధాత ధాత ధాత చ మే మే చ ధాత ధాత చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చేంద్ర మే మే చ మే విష్ణుర్ విష్ణుర్ మే చ మే విష్ణు విష్ణుర్ మే మే విష్ణు విష్ణు విష్ణుర్ విష్ణుశ్చ మే మే చ విష్ణుర్ విష్ణుశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చేంద్ర మే మే చ మే అశ్విన అశ్వినో మే చ మే అశ్విన అశ్వినో మే మే అశ్వినో చ అశ్వినో చ అశ్వినో చ మే మే చాశ్వినశ్వినో చ మే ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చేంద్ర మే మే చ మే మరుతో మరుతో మే చ మే మరుత మరుత మే మే మరుతో మరుతశ్చ మే మే చ మరుతో మరుతశ్చ మే ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చేంద్ర మే మే చ మే విశ్వే విశ్వే మే చ మే విశ్వే విశ్వే విశ్వే మే మే విశ్వే విశ్వే చ మే మే చ విశ్వే విశ్వే చ మే మే దేవా దేవా మే మే దేవా ఇంద్ర ఇంద్రో దేవా మే మే దేవా ఇంద్ర ఇంద్ర ఇంద్రో దేవా దేవా ఇంద్రశ్చేంద్రో దేవా దేవా ఇంద్రశ్చ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే పృథివీ మే పృథివీ పృథివీ మే మే పృథివీ చ పృథివీ మే మే పృథివీ చ పృథివీ మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే చ మ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మేంతరిక్షమంతరిక్షం మే మేంతరిక్షం చాంతరిక్షం మే మేంతరిక్షం చాంతరిక్షం చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్ర చేంద్రో మే మహేంద్రశ్చ ఇంద్రశ్చ చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే మే ద్యౌర్ద్యోర్మే మేద్యౌశ్చ ద్యౌర్మే మేద్యౌశ్చ ద్యౌర్ద్యౌశ్చ మే మే జద్యౌర్ద్యౌశ్చ మే మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే చ మ ఇంద్ర ఇంద్రో మే మహేంద్రశ్చ చేంద్రో మే మహేంద్రశ్చ ఇంద్రశ్చ చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే మే దిశో దిశో మే చ మే దిశ మే దిశో దిశో మే మే దిశ్చ దిశో మే మే దిశ్చ దిశో మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే చ మ ఇంద్ర ఇంద్రో మే మహేంద్రశ్చ చేంద్రో మే మహేంద్రశ్చ ఇంద్రశ్చ చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే మే మే మూర్ధ మూర్ధ మే మూర్ధ మూర్ధ మే మే మూర్ధ చ మూర్ధ మే మే మూర్ధ చ మూర్ధ చ మూర్ధ మూర్ధ చ మే మే చ మూర్ధ మూర్ధ చ మే మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే చ మ ఇంద్ర ఇంద్రో మే మహేంద్రశ్చ చేంద్రో మే మహేంద్రశ్చ ఇంద్రశ్చ చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే మే చ మే ప్రజాపతి ప్రజాపతి మే చ మే ప్రజాపతి మే ప్రజాపతి ప్రజాపతి మే మే ప్రజాపతిశ్చ ప్రజాపతి మే మే ప్రజాపతిష్ట ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ఇంద్రో మే చేంద్ర మే మహేంద్రశ్చ చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే చే మే మే రఘోషుష్ట చాగోషు రఘోషుష్ట మే మే చాగోషు రఘోషుష్ట మే రశ్మి రశ్మి మే రశ్మి రశ్మిర్మే మే రశ్మిశ్చ రశ్మిర్మే మే రశ్మిశ్చ రశ్మి రశ్మిశ్చ మే మే చ రశ్మి రశ్మిశ్చ మే చమే మే చ చమే దాభ్యోదాభ్యో మే చ చమే దాభ్యోదాభ్యో మే మే దాభ్యశ్చాభ్యో మే మే దాభ్యశ్చ దాభ్యోదాభ్యశ్చ మే మే చాదాభ్యోదాభ్యశ్చ మే మేధిపతిరధిపతిర్ మే మేధిపతిష్ట చాధిపతిర్ మే మేధిపతిష్ట అధిపతిరిత్యధిపతి ఉపాగుంశుర్ పాగుంశుర్ మే మ ఉపాగుంశుశ్చ చో పాగుంశుర్ మే మ ఉపాగుంశుశ్చ ంతర్యామో మే మేంతర్యామశ్చాంతర్యామో మే మేంతర్యామశ్చాంతర్యామోంతర్యామశ్చాంతర్యామోంతర్యామశ్చాంతర్యామో ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో మే మ ఐంద్రవాయవశ్చ చైంద్రవాయవో మే మ ఐంద్రవాయవశ్చ ఇంద్రవాయవశ్చ ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవశ్చ మే మే చైంద్రవాయవ ఐ ఇంద్రవాయవశ్చ మే ఐంద్రవాయవ ఇత్యై ఇంద్ర వాయవ మైత్రావరుణో మే మైత్రావరుణో మే చ మే మైత్రావరుణశ్చ మైత్రావరుణశ్చ మైత్రావరుణో మైత్రావరుణశ్చ మే మే చ మైత్రావరుణో మైత్రావరుణశ్చ మే మైత్రావరుణ ఇది మైత్రావరుణః మే చ మ ఆశ్విన ఆశ్వినో మే చ మ ఆశ్వినః ఆశ్విన ఆశ్వినో మే మ ఆశ్వినశ్చ చాశ్వినో మే మ ఆశ్వినశ్చ ఆశ్వినశ్చ చాశ్విన ఆశ్వినశ్చ మే మే చాశ్విన ఆశ్వినశ్చ మే మే మే చ మే ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థానో మే చ మే ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన మే మే ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన మే మే ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన మే ప్రతి ప్రస్థాన మే శుక్ర శుక్రో మే చ మే శుక్ర శుక్రో మే మే శుక్రశ్చ శుక్రో మే మే శుక్రశ్చ శుక్రశ్చ శుక్ర శుక్రశ్చ మే మే శుక్ర శుక్రశ్చ మే ఆగ్రేణ ఆగ్రేణో మే చమ ఆగ్రేణ ఆగ్రేణ ఆగ్రేణశ్చ మే మే చాగ్రేణ ఆగ్రేణశ్చ మే మే వైశ్వదేవో వైశ్వదేవో మే మే వైశ్వదేవశ్చ వైశ్వదేవో మే మే వైశ్వదేవశ్చ వైశ్వదేవ ఇది వైశ్వా దేవ మే ధ్రువో ధ్రువో మే మే ధ్రువశ్చ ధ్రువో మే మే ధ్రువశ్చ మే మే చ మే వైశ్వానరో వై ఈశ్వానరో మే చ మే వైశ్వానర వైశ్వానరో వై ఈశ్వానరో మే మే వైశ్వానరశ్చ మే మే చ వైశ్వానరో వై ఈశ్వానరశ్చ మే మరుదుగ్రహ అర్ధగ్రహ మే మరుదుగ్రహాశ్చర్తగ్రహ మే మరుదుగ్రహాశ్చ అర్ధగ్రహ ఇత్యర్ధగ్రహ అధిగ్రాహ్యా మే మేదిగ్రాహ్యాశ్చాదిగ్రాహ్యా మే మేదిగ్రాహ్యాశ్చాదిగ్రాహ్యాశ్చాదిగ్రాహ్యాదిగ్రాహ్యాశ్చాదిగ్రాహ్యా ఇత్యదీంద్రాఘ్నైంద్రాఘ్నో మే ఐంద్రాఘ్నశ్చైంద్రాఘ్నో మే ఐంద్రాఘ్నశ్చైంద్రాఘ్నైంద్రాఘ్నశ్చైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రాఘ్నైంద్రా వైశ్వదేవ ఇది వైశ్వ దేవ మే మరుత్వదీయా మరుత్వదీయా మే మే మరుత్వదీయా ఆశ్చ మరుత్వదీయా మే మే మరుత్వదీయా ఆశ్చ మే మే చ మే మాహేంద్రో మాహేంద్రో మే చ మే మాహేంద్ర మాహేంద్రో మాహేంద్రో మే మే మాహేంద్రస్ చ మాహేంద్రో మాహేంద్రశ్చ మే మే చ మాహేంద్రో మాహేంద్రశ్చ మే మాహేంద్ర ఇది మాహా ఇంద్ర మే చ తమ ఆదిత్య ఆదిత్యో మే చ తమ ఆదిత్య ఆదిత్యో మే మహాదిత్యశ్చాదిత్యో మే మహాదిత్యశ్చ ఆదిత్యశ్చాదిత్య ఆదిత్యశ్చ మే మే చాదిత్య ఆదిత్యశ్చ మే మే సావిత్రస్సావిత్రో మే చ మే సావిత్ర మే సావిత్రస్సావిత్రో మే మే సావిత్రశ్చ చ సావిత్రో మే మే సావిత్రశ్చ సావిత్రస్సావిత్రశ్చ మే మే చ సావిత్రస్సావిత్రశ్చ మే మే మే చ మే సారస్వత సారస్వతో మే చ మే సారస్వత సారస్వతో మే మే సారస్వతశ్చ సారస్వతో మే మే సారస్వతశ్చ సారస్వతశ్చ సారస్వత సారస్వతశ్చ మే మే చ సారస్వత సారస్వతశ్చ మే పౌష్ణ పౌష్ణ మే పౌష్ణ పౌష్ణో మే మే పౌష్ణశ్చ పౌష్ణో మే మే పౌష్ణశ్చ పౌష్ణశ్చ పౌష్ణ పౌష్ణశ్చ మే మే పౌష్ణ పౌష్ణశ్చ మే మే పాత్నీవత పాత్నీవతో మే చ మే పాత్నీవత పాత్నీవత పాత్నీవతో మే మే పాత్నీవతశ్చ పాత్నీవతో మే మే పాత్నీవతశ్చ పాత్నీవతశ్చ పాత్నీవత పాత్నీవతశ్చ మే మే చ పాత్నీవత వతః పాత్ని వతశ్చ మే పాత్ని వత ఇది హరియో జనో హరియో జనో మే తజ మే హరియో జన హరియో జనో హరియో జనో మే హరియో జనస్ హరియో జనో మే మే హరియో జనస్ హరియో జనో హరియో జనశ్చ మే మే హరియో జనో హరియో జనశ్చ మే హరియో జన ఇది హరి మే మే ఇద్భశ్చ చేద్మ ఇద్భశ్చ మే మే చేద్మ ఇద్భశ్చ మే మే బరిహర్ బరిహర్ మే మే బరిహిష్ట చ బరిహర్ మే మే బరిహిష్ట ధిష్ణయా మే మేధిష్ణయాధిష్ణయా మే మేధిష్ణయాశ్చ మే మే తజ మే సృజ సృజో మే తజ మే సృజ సృజ మే మే సృజ సృజ సృజ మే మే తృజ సృజ మే తమసా మసా మే మే తమసా జ మసా మే మే తమసా మే మే తజ మే గ్రావాణో గ్రావాణో మే తజ మే గ్రావాణ గ్రావాణశ్చ జగ్రావాణో గ్రావాణశ్చ మే మే జగ్రావాణో గ్రావాణశ్చ మే మే స్వరవ స్వరవో మే మే స్వరవశ్చ స్వరవో మే మే స్వరవశ్చ స్వరవశ్చ మే మే చ తమ ఉపరవా ఉపరవా మే చ తమ ఉపరవాహ పరవా ఉపరవాశ్చ మే మే చోపరవా ఉపరవాశ్చ మే మే చ మే ధిషవణే అధిషవణే మే చ మే ధిషవణే అధిషవణే అధిషవణే అధిషవణే చ మే మే చాధిషవణే అధిషవణే చ మే మే చ మే ద్రోణకలశో ద్రోణకలశో మే చ మే ద్రోణకలశ ద్రోణకలశో మే మే ద్రోణకలశో మే మే ద్రోణకలశ్చ మే మే చ ద్రోణకలశో ద్రోణకలశ్చ మే ద్రోణకలశ మే మే చ మే వాయవ్యాని వాయవ్యాని మే చ మే వాయవ్యాని వాయవ్యాని చ వాయవ్యాని వాయవ్యాని చ మే మే చ వాయవ్యాని వాయవ్యాని చ మే మే పోత భృత్ పోత భృన్ మే మే పోత భృచ్చ చ పోత భృన్ మే మే పోత భృచ్చ పోత భృదితి పోత భృత ఆధవనీయ ఆధవనీయో మే మాధవనీయశ్చ చాధవనీయో మే మాధవనీయశ్చ ఆధవనీయ ఇత్యాధవనీయ మహాగ్నిధ్రం మే మహాగ్నిధ్రం చాగ్నిధ్రం మే మహాగ్నిధ్రం చాగ్నిధ్రమాగ్నిధ్రం మేహవర్ధానగోహవర్ధానం మే మేహవర్ధానం చ హవర్ధానం మే మేహవర్ధానం చ హవర్ధానమితి హవే ధానం మే గృహ గృహ మే మే గృహాశ్చ చ గృహ మే మే గృహాశ్చ మే మే చ మే సదస్సదో మే చ మే సద సదశ్చ చ సదస్సదశ్చ మే మే చ సదస్సదశ్చ మే మే పురోడాశా పురోడాశా మే చ మే పురోడాశా మే పురోడాశా పురోడాశా మే మే పురోడాశా ఆశ్చిత పురోడాశా మే మే పురోడాశా ఆశ్చ మే మే చ మే పచత పచత మే చ మే పచత పచత మే మే పచత పచత మే మే పచత పచత పచత మే మే చ పచత పచత మే మే భృథో వృథో మే మే వృథశ్చ వృథో మే మే వృథశ్చ వృథ ఇత్యవా భృథ మే స్వగాకార స్వగాకారో మే మే స్వగాకార స్వగాకారో మే మే స్వగాకార స్వగాకార ఇది స్వగాకార ఇది మే చమే ఘర్మో ఘర్మో మే చమే ఘర్మ ఘర్మో మే ఘర్మో ఘర్మశ్చ మే మే చ ఘర్మో ఘర్మశ్చ మేర్కో మే మేర్కశ్చ చార్కో మే మేర్కశ్చ మే సూర్య సూర్య మే చ మే సూర్య సూర్య సూర్య మే సూర్య సూర్య సూర్య మే మే సూర్య సూర్య మే ప్రాణ ప్రాణో మే మే ప్రాణశ్చ ప్రాణో మే మే ప్రాణశ్చ ప్రాణ ఇది ప్రాణ మేధో అశ్వమేధో మే మేధశ్చాశ్వమేధో మే మేధశ్చాశ్వమేధో పృథివీ పృథివీ మే మే పృథివీ చద పృథివీ మే మే పృథివీ పృథివీ పృథివీ చే మే మే పృథివీ పృథివీ చే మే మే అదిష్టాదిరదిష్ట మే మే చాదిరదిష్ట మేధర్మే మేదిష్ట దదిధర్మే మేదిష్ట మే మే చమే ద్యోర్ద్యోర్మే చ మే ద్యోర్ద్యోర్మే మే మే మే ద్యోర్జ్యోశ్చ మే మే శక్వరీరంగులయోంగులయ శక్వరీర్మే మే శక్వరీరంగులయ అంగులయోదిశోదిశోంగులయోదిశోదిశోంగులయోంగులయోదిశోదిశోంగులయోంగులయోదిశ్చోదిశోదిశ్చేన యజ్ఞేన కల్పంతాం కల్పంతాం యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం మృగర్కల్పంతాం యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం మృగ చర్గ్రక్ష మే మే చర్గ్రక్ష మే సామ సామ మే మే సామ చ సామ మే మే సామ చ మే మే చ మే స్తోమ స్తోమో మే చ మే స్తోమ స్తోమ స్తోమో స్తోమ స్తోమ స్తోమ మే మే చ స్తోమ స్తోమ మే యజుర్యజుర్మే మే యజుశ్చ జయజుర్మే మే యజుశ్చ మే మే చ మే దీక్షా దీక్షా మే చ మే దీక్షా దీక్షా చ దీక్షా దీక్షా చ మే మే చ దీక్షా దీక్షా చ మే తపస్తపో మే మేతపశ్చ తపో మే మేతపశ్చ తపస్తవశ్చ మే మే చ మరుతు ఋతుర్మే చ మరుతు ఋతుర్మే చర్తుర్ ఋతుశ్చ మే మే చర్తుర్ ఋతుశ్చ మే మే వ్రతం వ్రతం మే మే వ్రతం చ వ్రతం మే మే వ్రతం చే మే చ మే హోరాత్రయోర్హోరాత్రయోర్మే చ మే హోరాత్రయోర్మే వృష్ట్యా హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే బృహద్రథంతరే వృష్ట్యా హోరాత్రయోర్హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే వృష్ట్యా బృహద్రథంతరే బృహద్రథంతరే వృష్ట్యా వృష్ట్యా బృహద్రథంతరే చ బృహద్రథంతరే వృష్ట్యా వృష్ట్యా బృహద్రథంతరే చ బృహద్రథంతరే ఇది బృహద్ రథంతరే మే యజ్ఞేన యజ్ఞేన మే మే యజ్ఞేన కల్పేతాం కల్పేతాం యజ్ఞేన మే మే యజ్ఞేన కల్పేతాం కల్పేతాం మే మే చ మే వత్స వత్స మే చ మే వత్స వత్సాశ్చ వత్స వత్సాశ్చ మే మే చ వత్స వత్సాశ్చ మే మేత్రియ విస్త్రియవర్మే మేత్రియ విశ్చ చత్రియవర్మే మేత్రియ విశ్చ విస్త్రియ విరిదిత్రి అవిహి మేత్రియవీ మే మేత్రియవీ చత్రియవీ మే మేత్రియవీ చత్రియవీత్రి అవీ మేదిత్యవాడ్ మే మేదిత్యవాడ్చ్యవాణ్ మే మేదిత్యవాడ్చ్యవాడ్ మేదిత్యౌహి మే మేదిత్యౌహి చదిత్యౌహి మే మేదిత్యౌహి చౌహి మే మే చ మే పంచావి పంచావిర్మే చ మే పంచావి పంచావిశ్చ పంచావి పంచావిశ్చ మే మే చ పంచావి పంచావిశ్చ మే పంచావి చ మే మే చ మే పంచావీ పంచావీ మే చ మే పంచావీ పంచావీ మే మే పంచావీ పంచావీ చ మే మే చ పంచావీ పంచావీ చ మే పంచా మే మే చ మే త్రివత్సస్త్రివత్సో మే చ మే త్రివత్స త్రివత్సస్త్రివత్సో మే మే త్రివత్సస్త్రివత్సస్త్రివత్సస్చ మే మే చత్రివత్సస్త్రివత్సస్చ మే మే చ మే త్రివత్సత్రివత్స మే చ మే త్రివత్స త్రివత్స మే మే త్రివత్స త్రివత్స చ మే మే చ త్రివత్స త్రివత్స చ మే త్రివత్స మే మే చ మే తుర్యవాట్ తుర్యమాణ్ మే చ మే తుర్యవాట్ తుర్యవాణ్ మే మే తుర్యవాట్ తుర్యవాట్ చ మే మే చతుర్యవాట్ తుర్యవాచ్య మే మే మే చ మే తుర్యౌహి తుర్యౌహి మే చ మే తుర్యౌహి తుర్యౌహి చ చతుర్యౌహి తుర్యౌహి చ మే మే చతుర్యౌహి తుర్యౌహి చ మే మే పష్టవాత్ పష్టవాన్ మే మే పష్టవాచ్చ పష్టవాన్ మే మే పష్టవాచ్చ పష్టవాత్ పష్టవాన్ పష్ఠవాదితి పష్ఠవాద్ మే పష్ఠౌ హి పష్ఠౌ హి మే పష్ఠౌ హి చ పష్ఠౌ హి మే పష్ఠౌ హి చ మే తమ ఉక్షోక్షా మే తమ ఉక్షా మే ఉక్షోక్షా చ మే చోక్షోక్షా చ మే వశా వశా మే వశా చ వశా మే వశా చ మే తమ ఋషభ ఋషభో మే తమ ఋషభ ఋషభస్థ ఋషభ ఋషభస్థ మే చ ఋషభ ఋషభస్ మే వేహద్వేహం మే మే వేహచ్చ వేహం మే మే వేహచ్చ మే మే తదమే నడ్వాన్ నడ్వాన్ మే తదమే నడ్వాన్ నడ్వాన్ చ నడ్వాన్ నడ్వాన్ చ మే మే చ నడ్వాన్ నడ్వాన్ చ మే మే ధేనుర్ధేనుర్మే మే ధేనుశ్చ ధేనుర్మే మే ధేనుశ్చ మే మే చ మహాయురాయుర్మే చ మహాయు ఆయుర్యజ్ఞేన యజ్ఞేనాయుర్మేయుర్యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేనాయుర్యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణ ప్రాణ కల్పతాం కల్పతాం ప్రాణో యజ్ఞేన యజ్ఞేన ప్రాణ కల్పతాం కల్పతాం ప్రాణో యజ్ఞేన ప్రాణ ఇది ప్రాణ కల్పతామపానో అపాన కల్పతాం కల్పతామపానో యజ్ఞేన యజ్ఞేన పాన కల్పతాం కల్పతామపానో యజ్ఞేన అపాన ఇత్యపాన కల్పతాం యానో వ్యాన కల్పతాం కల్పతాం యానో యజ్ఞేన యజ్ఞేన వ్యాన కల్పతాం కల్పతాం యానో యజ్ఞేన యజ్ఞేన వ్యానో వ్యానో యజ్ఞేన కల్పతాం కల్పతాం కల్పతాం చక్షుశ్చక్షః కల్పతాం కల్పతాం చక్షుర్యజ్ఞేన యజ్ఞేన చక్షుః కల్పతాం కల్పతాం చక్షుర్యజ్ఞేన చక్షుర్యజ్ఞేన యజ్ఞేన చక్షుశ్చక్షుర్యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన చక్షుశ్చక్షుర్యజ్ఞేన కల్పతాం యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాగు శ్రోత్రగు శ్రోత్రం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాగు శ్రోత్రం శ్రోత్రం కల్పతాం కల్పతాగు శ్రోత్రం యజ్ఞేన యజ్ఞేన శ్రోత్రం కల్పతాం కల్పతాగు శ్రోత్రం యజ్ఞేన శ్రోత్రం యజ్ఞేన యజ్ఞేన శ్రోత్రగు శ్రోత్రం యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన శ్రోత్రగు శ్రోత్రం యజ్ఞేన కల్పతాం కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం మనో మన కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం మన కల్పతాం మనో మన కల్పతాం కల్పతాం మనో యజ్ఞేన యజ్ఞేన మన కల్పతాం కల్పతాం మనో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం వాగ్వాక్ కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం వాగ్వాక్ కల్పతాం కల్పతాం వాగ్ యజ్ఞేన యజ్ఞేన వాక్ కల్పతాం కల్పతాం వాగ్ యజ్ఞేన వాగ్ యజ్ఞేన యజ్ఞేన వాగ్ వాగ్ యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన వాగ్ వాగ్ యజ్ఞేన కల్పతాం కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతామాత్మాత్మా కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతామాత్మా కల్పతామాత్మాత్మా కల్పతాం కల్పతామాత్మా యజ్ఞేన యజ్ఞేనాత్మా కల్పతాం కల్పతామాత్మా యజ్ఞేన ఆత్మా యజ్ఞేన యజ్ఞేనాత్మాత్మా యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేనాత్మాత్మా యజ్ఞేన కల్పత యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞ కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం యజ్ఞ యజ్ఞో యజ్ఞ కల్పతాం కల్పతాం యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన యజ్ఞ కల్పతాం కల్పతాం యజ్ఞో యజ్ఞేన యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన యజ్ఞో యజ్ఞో యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞో యజ్ఞో యజ్ఞేన కల్పతాం యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామిది కల్పతాం ఏకత్రిగుంశదేకత్రిగుంశన్మే చ మే ఏకత్రిగుంశతిః మే త్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశన్మే మే త్రయస్త్రిగుంశతిః మే త్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశన్మే మే త్రయస్త్రిగుంశతిః మూర్ధా చ మూర్ధా చ మూర్ధా చ మూర్ధా చ వ్యశ్నియో వ్యశ్నియ యోగ్యశ్చ మూర్ధా మూర్ధా చ వ్యష్ట్యః ఆంత్యాజనశ్చ వ్యష్ట్యో వ్యష్ట్యశ్చాంత్యాజనః శాంత్యాజన ఆంత్యాజనశ్చ చాంత్యాజనశ్చ చాంత్యాజనశ్చ చాంత్యాజనశ్చ చాంత్యో అంత్యశ్చ చాంత్యశ్చ చాంత్యశ్చ చాంత్యశ్చ చాంత్యో అంత్యశ్చ భౌవనో భౌవనశ్చాంత్యో భౌవనశ్చ భౌవనో భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ భౌవనో భౌవనశ్చ భౌవనో భౌవనశ్చ భువన భువనశ్చ భువనశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిరధిపతిశ్చ భువనో భువనశ్చాధిపతిరధిపతిశ్చాధిపతిశ్చాధిపతిరధిపతిశ్చాధిపతిరిత్యాధిపతి బాజో నో నో బాజో బాజో నః సప్త సప్త నో బాజో బాజో నః సప్త సప్త సప్త ప్రదిశ ప్రదిశ సప్త సప్త ప్రదిశ సప్త ప్రదిశ ప్రదిశ సప్త సప్త ప్రదిశ ప్రదిశ సప్త సప్త ప్రదిశ చతస్ర ప్రదిశ ఇది ప్రదిశ పరావత పరావత పరావతో బాబా పరావత వాజో నో నో వాజో వాజో నో విశ్వైర్ విశ్వైర్నో వాజో వాజో నో విశ్వైర్విశ్వైర్నో నో విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైర్నో నో విశ్వే అద్య అద్య విశ్వే విశ్వే అద్య మరుతో మరుతో అద్య విశ్వే విశ్వే అద్య మరుత మరుతో విశ్వే విశ్వే మరుతో మరుతో విశ్వ ఊత్యోతి విశ్వే మరుతో మరుతో విశ్వ ఊతి విశ్వే విశ్వే విశ్వ ఊత్యోతి విశ్వే భవంతు భవంతు విశ్వ ఊత్యోతి విశ్వే భవంతు భవంతగ్నయో అగ్నయో భవంతు భవంతగ్నయ సమిద్ధ సమిద్ధ అగ్నయో భవంతు భవంతగ్నయ సమిద్ధ ఇది సం విద్ధాః ప్రసవం ప్రసవం దేవారథైరథైర్దేవా ప్రసవం ప్రసవం దేవారథైర్ ప్రసవమితే ప్రసవం ప్రసవం ప్రసవం దేవారథైర్యాతయా గరథైర్దేవా దేవారథైర్యాత రథైర్యాత రథైరథైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిరణ్యజైర్యాత హిరణ్యజైర్ హిర హిరణ్యజైరితి హిరణ్యజై అగ్నిరింద్ర ఇంద్రో అగ్నిరగ్నిరింద్రో బృహస్పతిర్బృహస్పతిరింద్రో అగ్నిరగ్నిరింద్రో బృహస్పతి ఇంద్రో బృహస్పతిర్బృహస్పతిరింద్ర ఇంద్రో బృహస్పతిర్మరుతో మరుతో బృహస్పతిరింద్ర ఇంద్రో బృహస్పతిర్మరుత బృహస్పతిర్మరుతో మరుతో బృహస్పతిర్బృహస్పతిర్మరుత సోమపీతయే సోమపీతయే మరుతో బృహస్పతిర్బృహస్పతిర్మరుత సోమపీతయే మరుత సోమపీతయే సోమపీతయే మరుతో మరుత సోమపీతయే వాజే వాజే పతావత వాజే వాజే వాజే వాజే పత వాజినో వాజినో పత వాజే వాజే వాజే వాజే పత వాజిన అవత వాజినో వాజినో వతావత వాజినో నో నో వాజినో వతావత వాజినో నహ వాజినో వాజినో వాజినో నో ధనేషు ధనేషు నో వాజినో వాజినో నో ధనేషు లో ధనేషు ధనేషు ధనేషు విప్రా విప్రా అమృత అమృత విప్రా విప్రా అమృత అర్థజ్ఞా అర్థజ్ఞా అమృత విప్రా విప్రా అమృత అర్థజ్ఞా అర్థజ్ఞా అమృత అమృత అర్థజ్ఞా అర్థజ్ఞా ఇత్యర్థ జ్ఞాః మధ్వో అస్యాస్తి మధ్వః పిబత పిబత మధ్వో అస్యాస్తి మధ్వః పిబత మధ్వః పిబత పిబత మధ్వో మధ్వః పిబత మాదయధ్వం మాదయధ్వం పిబత మాదయధ్వం మాదయధ్వం పిబత పిబత మాదయధ్వం తృప్తాస్తృప్తా మాదయధ్వం పిబత పిబత మాదయధ్వం తృప్తా మాదయధ్వం తృప్తాస్తృప్తా మాదయధ్వం మాదయధ్వం తృప్తా యాత యాత తృప్తా మాదయధ్వం మాదయధ్వం తృప్తా యాత యాత యాత తృప్తాస్తృప్తా యాత పథిభిర్పథిభిర్యాత తృప్తాస్తృప్తా యాత పథిభిః యాత పథిభిః పథిభిర్యాత యాత పథిభిర్దేవజానయేర్దేవజానయే పథిభిర్యాత యాత పథిభిర్దేవజానైర్దేవజానైర్పథిభిర్దేవజానైర్పథిభిర్దేవజానైర్వాజఃపురస్తాద్వాజో వాజఃపురస్తాదుతోత పురస్తాద్వాజో వాజఃపురస్తాదుతాపురస్తాదుతోత మధ్యతో నో నో మధ్యత ఉదోత మధ్యతో నహ నో వాజో వాజో నో నో వాజో దేవాన్ దేవాన్ వాజో నో నో వాజో దేవాన్ దేవాగో ఋతుభిర్ఋతుభిర్దేవాన్ దేవాగో ఋతుభిః కల్పయాది కల్పయాచ్యుతుభిర్దేవాన్ దేవాగో ఋతుభిః కల్పయాది కల్పయాతి వాజస్య వాజస్య హి ప్రసవ ప్రసవో హి వాజస్య వాజస్య హి ప్రసవ ప్రసవో నన్నమీతి నన్నమీతి ప్రసవ ప్రసవో నన్నమీతి విశ్వా విశ్వా నన్నమీతి ప్రసవ ప్రసవో నన్నమీతి విశ్వామీతి విశ్వా విశ్వా నన్నమీతి నన్నమీతి విశ్వా ఆశా ఆశా విశ్వా నన్నమీతి నన్నమీతి విశ్వా ఆశా వాజపతిర్వాజపతిరాశా ఆశా వాజపతిర్భవేయం భవేయం వాజపతిరాశా ఆశా వాజపతిర్భవేయం వాజపతిరిది వాజపతి పయః పృథివ్యాం పృథివ్యాం పయః పయః పృథివ్యాం పయః పయః పృథివ్యాం పయః పయః పృథివ్యాం పయః పయః పృథివ్యాం పయః ఓషధీషు ఓషధీషు పయః పయ ఓషధీషు పయః పయ ఓషధీషు పయః పయ ఓషధీషు పయః ఓషధీషు పయః పయ ఓషధీషు పయో దివి పయో దివ్యంతరిక్షే అంతరిక్షే దివి పయః పయో దివ్యంతరిక్షే దివ్యంతరిక్షే అంతరిక్షే దివి దివ్యంతరిక్షే పయః పయో అంతరిక్షే దివి దివ్యంతరిక్షే పయః అంతరిక్షే పయః పయో అంతరిక్షే అంతరిక్షేపయోధాన్ ధాంపయో అంతరిక్షే అంతరిక్షేపయోధాన్ ప్రతిశస్సందు సందు ప్రతిశ ప్రతిశస్సందు మహ్యం మహ్యగో సందు ప్రతిశ ప్రతిశస్సందు మహ్యం సందు మహ్యం మహ్యగో సందు సందు మహ్యం సమ్మా మాసగో సమ్మా సృజామి సృజామి మాసగో సమ్మా సృజామి సృజామి పయసా పయసా సృజామి సృజామి పయసా హృదయన హృదయన పయసా సృజామి సృజామి పయసా హృదయన హృదయన సగో సంహృదయన హృదయన సమ్మా మా సంహృదయన హృదయన సమ్మా మా సృజామి సృజామి మా సృజామ్యపో అపసృజామి మా సృజామ్యప అపసృజామి సృజామ్యపోషధీ విరోషధీరపసృజామి సృజామ్యప ఓషధీభిరోషధీ అప సోహమహోష సోహం వాజం వాజ మహోష సోహం వాజం వాజగోసనేయగోసనేయం వాజం వాజగోసనేయమగ్నే అగ్నే సనేయం వాజం వాజగోసనేయమగ్నే అగ్న ఇత్యగ్నే సమనసా విరూపే విరూపే సమనసా సమనసా విరూపే ధాపజేతే ధాపజేతే విరూపే సమనసా సమనసా విరూపే ధాపజేతే విరూపే ధాపజేతే ధాపజేతే విరూపే విరూపే ధాపజేతే శిశుకో శిశుం ధాపజేతే విరూపే విరూపే ధాపజేతే శిశుం ధాపజేతే శిశుకో శిశుం ధాపజేతే ధాపజేతే శిశుమేకమేకోశం ధాపజేతే ధాపజేతే శిశుమేకం శిశుమేకమేకగో శిశుకో శిశుమేకగో సమీచీ సమీచీ ఏకగో శిశుకో శిశుమేకగో సమీచీ సమీచీ ఇది సమీచీ క్షామ రుక్మో రుక్మ క్షామ క్షామ రుక్మో అంతరంత రుక్మ క్షామ క్షామ రుక్మో అంత అంతరంతర్వ్యంతర్వ్యంతరంతర్విభాతి భాదివ్యంతరంతర్విభాతి దేవా దేవా భాతి భాతి దేవా అగ్నిమగ్నిం దేవా భాతి భాతి దేవా అగ్ని అగ్నిమగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిడోదా ద్రవిడోదా ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిడోదా ద్రవిడోదా ఇది ద్రవిణ దాహ శంభోర్మయోభోర్మయోభోర్మయోభోరభ్యభిమయోభోర్శంభోర్మయోభోరభి శంభోరితి శంభో మయోభోరభ్యభిమయోభోర్మయోభోరభిమా మాభిమయోభోర్మయోభోరభిమా శంభోరితి మయః భూ అభిమా మాభ్యభిమా వాహి వాహి మాభ్యభిమా వాహి వాహి వాహి మామా వాహి స్వాహా స్వాహా వాహి మామా వాహి స్వాహా వాహి స్వాహా స్వాహా వాహి వాహి స్వాహా మారుతో మారుత స్వాహా వాహి వాహి స్వాహా మారుత స్వాహా మారుతో మారుత స్వాహా స్వాహా మారుతో స్థితి మారుత స్వాహా స్వాహా మారుతోసి మారుతో స్థితి మారుతో మారుతోసి మరుత మరుతామసి మారుతో మారుతోసి మరుత మరుత మరుతామస్తి మరుత అంగణో గణో మరుతామస్తి మరుత అంగణ మరుత అంగణో గణో మరుత మరుత అంగణ శంభో శంభోర్గణో మరుత మరుత అంగణ శంభో శంభో శంభోర్గణో గణ శంభోర్మయోభోర్మయోభో శంభోర్గణో గణ శంభోర్మయోభో శంభోర్మయోభోర్మయోభో శంభో శంభోర్మయోభోరభ్యభిమయోభో శంభో శంభోర్మయోభోరభే పదత్రిణోయాభ్యాగోరక్షాగోసి యాభ్యాం పదత్రిణః పదత్రిణోయాభ్యాగోరక్షాగోసి రక్షాగుంసి భహగ్వస్య భహగోసి రక్షాగుంసి రక్షాగుస్య భహగ్వస్య అగ్నే అగ్నే అభహగోసి రక్షాగోసి రక్షాగుస్య భహగ్వస్య అగ్నే అభహగోసేత్య అభహగోసి అభ్యాం పదేమ పదే పదాభ్యాం తాభ్యాం పదేమ సుకృతాగో సుకృతాం పదే పదాభ్యాం తాభ్యాం పదేమ సుకృతాం సుకృతాం సుకృతాగో సుకృతాము లోకం లోకము సుకృతాగో సుకృతాము లోకం లోకం లోకము లోకం ఎత్ర ఎత్ర లోకము లోకం ఎత్ర పృథివీ భువనేశ్వర్పితే అర్పితే భువనేషు ద్యావా పృథివీ భువనేష్వర్పితే భువనేషు భువనేష్వర్పితే ఉద్నో దత్త దత్తోద్న ఉద్నో దత్తో దధిం దధిం దత్తోద్న ఉద్నో దత్తో దధిం ఉదధిం భింత భింతో దధిము దధిం భింత దివో దివో భింతో దధిము దధిం భింత దివ భింత దివో దివో భింత భింత దివ పర్జన్యాత్ పర్జన్యాత్ దివో భింత భింత దివ పర్జన్యాత్ పర్జన్యాత్ పర్జన్యాత్ దివో దివ పర్జన్యాదంతరిక్షాదంతరిక్షాత్ పర్జన్యాత్ దివో దివ పర్జన్యాదంతరిక్షాత్ పర్జన్యాదంతరిక్షాదంతరిక్షాత్ పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ పృథివ్యా పృథివ్యా అంతరిక్షాత్ పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ పృథివ్యా పృథివ్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్యాస్తవృష్ట్య మూర్ధాస్యతే మూర్ధా మూర్ధాది పృథివ్యాః పృథివ్యా అసి మూర్ధా మూర్ధాది పృథివ్యాభిర్నాభిః పృథివ్యాః పృథివ్యానాభిరోర్గోర్ణాభిః పృథివ్యాః పత్నీభిరన్మనుపత్నీభిరన్మనుపత్నీభిరన్మనుగచ్చేమగచ్చేమాన్మనుగచ్చేమదేవాగచ్చేమదేవాగచ్చేమగచ్చేమ గచ్చేమ దేవాః పుత్రైః పుత్రైర్దేవా గచ్చేమ గచ్చేమ దేవాః పుత్రైః దేవాః పుత్రైః పుత్రైర్దేవా దేవాః పుత్రైర్భ్రాతృభిర్భ్రాతృభిః పుత్రైర్దేవా దేవాః పుత్రైర్భ్రాతృభిః పుత్రైర్భ్రాతృభిర్భ్రాతృభిః పుత్రైః పుత్రైర్భ్రాతృభిరుతోదభ్రాతృభిః పుత్రైః పుత్రైర్భ్రాతృభిరుతా భ్రాతృభిరుతోదభ్రాతృభిర్భ్రాతృభిరుతవా భోతభ్రాతృభిర్భ్రాతృభిరుతవా ఉదవా వోతోతవా హిరణ్యైర్హిరణ్యైర్వోతోతవా హిరణ్యైర్హిరణ్యైర్వోతోతవా హిరణ్యైరిహిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ్యైర్హిరణ సుకృతస్య లోకే దివ్యాని యాతయాత దివ్యాని ధామ ధామ దివ్యాని యాతయాత దివ్యాని ధామ దివ్యాని ధామ ధామ దివ్యాని దివ్యాని ధామ ధామేతి ధామ ప్రసగుం సంప్రచ్యవధ్వం చవధ్వం ప్రసగుం సంప్రచ్యవధ్వం ప్రచ్యవధ్వం చ్యవధ్వం ప్రచ్యవధ్వమన్మనుచ్యవధ్వం ప్రచ్యవధ్వమను అనుసగో సమన్వను సంప్రసమన్వను సంప్రయాతయాద ప్రయాతయాద ప్రజాతాగ్నే అగ్నే పథ పథోగ్నేగ్నే పథో దేవజానాన్ దేవజానాన్ పథోగ్నేగ్నే పథో దేవజానాను దేవజానాన్ కృణుధ్వం కృణుధ్వం దేవజానాన్ దేవజానాన్ కృణుధ్వం దేవజానానితి దేవజానాను కృణుధ్వమితి కృణుధ్వం సదస్థే సదస్థే అస్మిన్నస్మిన్ సదస్థే అధ్యది సదస్థే అస్మిన్నస్మిన్ సదస్థే అధ్యథి సదస్థే సదస్థే అధ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నధి సదస్థే సదస్థే అధ్యుత్తరస్మిన్ అధ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నధ్యధ్యుత్తరస్మిను విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నధ్యధ్యుత్తరస్మిను విశ్వే విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నుత్తరస్మిన్ విశ్వే దేవా విశ్వే దేవా యజమానో దేవా యజమానశ్చ దయజమానో దేవా యజమానశ్చ సహస్రగం సహస్రయ్యేన యేన సహస్రం వహసి వహసి సహస్రయ్యేన యేన సహస్రం వహసి వహసి యేన యేన వహసి వహసి యేన ఆగ్నే అగ్నేయేన వహసి వహసి యేన అగ్నే సర్వవేదసకం సర్వవేదసమగ్నే అగ్నే సర్వవేదసం తేనేమమిమం తేన తేనేమం యజ్ఞం యజ్ఞమిమం తేన తేనేమం యజ్ఞం యజ్ఞం నో వహవహ నో యజ్ఞం యజ్ఞం నో వహ దేవజానో దేవజానో వహవహ దేవజానో యోయో దేవజానో వహవహ దేవజానో యః సృజేథా మయం కృణ్వగ్స్వా పితరం పితరం ద్వా కృణ్వన్ కృణ్వగ్స్వా పితరం పితరం పితరం పితరం యువానమన్వాతాగోసేదం వాతాగోసేద్యువానం పితరం పితరం ఇంద్రావంత ఇంద్రావంతో మరుతో మరుత ఇంద్రావంతః సర్వే సర్వ ఇంద్రావంతో మరుతః ఇంద్రావంతో మరుతో మరుత ఇంద్రావంత ఇంద్రావంతో మరుతో విష్ణుర్విష్ణుర్మరుత ఇంద్రావంత ఇంద్రావంతో మరుతో విష్ణు ఇంద్రావంత ఇంద్రావంతః మరుతో విష్ణుర్విష్ణుర్మరుతో మరుతో విష్ణురగ్నిరగ్నిర్విష్ణుర్మరుతో మరుతో విష్ణురగ్ని అగ్నిరేత్యగ్ని అంతరిక్షమంతరిక్షమంతరిక్షమురు గోపం గోపముర్వంతరిక్షమంతరిక్షమురు గోపం గోపమస్తు గోపం గోపమస్తు మహ్యం మహ్యమస్తు గోపం గోపమస్తు మహ్యం మహ్యం వాతో వాతో మహ్యం మహ్యం వాతః పవతాం పవతాం వాతో మహ్యం మహ్యం వాతః పవతాం పవతాం పవతాం వాతో వాతః పవతాం కామే కామే పవతాం వాతో వాతః పవతాం కామే పవతాం కామే కామే పవతాం పవతాం కామే అస్మిన్ అస్మిన్ కామే పవతాం పవతాం కామే అస్మిన్ కామే అస్మిన్ అస్మిన్ కామే కామే అస్మిన్ అస్మిన్ నిత్యస్మిన్ దేవా దేవామయమయి దేవాద్రవిణం ద్రవిణం దేవామయమయి దేవాద్రవిణం దేవాద్రవిణం ద్రవిణం దేవా దేవాద్రవిణమాద్రవిణం దేవా దేవాద్రవిణమాద్రవిణమాద్రవిణం ద్రవిణమాయజంతామాద్రవిణం ద్రవిణమాయజంతామాయజంతామయమయ్యజంతామాయజంతామయ్యాశీరాశీర్మయ్యజంతామయ్యాశీరాశీర్మయమయ్యాశీరస్వస్వాశీర్మయమయ్యాశీరస్వస్వాశీర్మయమయ్యాశీరస్వస్వాశీర్మయమయ్యాశీరస్వస్వాశీర్మయమయ్ ఆశీరిత్యాశీమయ్యస్వస్వమయి దేవహోదిర్మయ్యస్వస్వమయి దేవహోది దేవహోదర్దేవహోదర్మయమయ్యేవహోదిహోతారాహోతారా దైవ్యా దైవ్యాహోతారావనిషంతవనిషంత పూర్వేరిష్టాశ్యామస్ మహ్యయజంతు మహ్యం మహ్యయజంతు మమ మమ యజంతు మహ్యం మహ్యయజంతు మమ మమ యజంతు యజంతు మమ యాని మమ యజంతు యజంతు మమ యాని మమ యాని యాని మమ మమ యాని హవ్య హవ్యాని మమ మమ యాని హవ్యాని హవ్యా కోదిరా కోదిర హవ్యా యాని హవ్యా కోది హవ్యా కోదిర హవ్యా హవ్యా కోది సత్యా సత్యా కోదిర హవ్యా హవ్యా కోది సత్యా సత్యా సత్యా కోదిరా కోది సత్యా మనసో మనస సత్యా కోదిరా కోది సత్యా మనస ఆ కోదిరిత్యా మనసో మే మే మనసో మనసో మే అస్తు మే మనసో మనసో మే అస్తు అస్తు మే మే అస్తు అస్తు మామాని మామాని మామాని అంగాంగతమచ్చన జనక తమద్గా అంగాంగతమచ్చన జనాహమహం చన జనాహం విశ్వే విశ్వేహం చన జనాహం విశ్వే విశ్వే విశ్వేహమహం విశ్వే దేవాసో దేవాసో విశ్వేహమహం విశ్వే దేవాసో విశ్వే దేవాసో దేవాసో విశ్వే విశ్వే విశ్వే దేవాసో అధ్యధి దేవాసో విశ్వే విశ్వే దేవాసో అధి దేవాసో అధ్యధి దేవాసో దేవాసో అధిభోచత భోజతాధి భోచతా మే మే భోజతాధ్యధి భోచతా మే మే మే విశ్వే దేవాసో దేవాసో విశ్వే కృణోత కృణోత విశ్వే దేవాస విశ్వే దేవాసో దేవాసో విశ్వే విశ్వే దేవాసో దేవాస ఇహ వీరయధ్వం వీరయధ్వమి దేవాసో దేవాస ఇహ వీరయధ్వం వీరయధ్వం వీరయధ్వమిహ వీరయధ్వం వీరయధ్వమిది వీరయధ్వం ఆస్మహి ఆస్మహి మామాస్మహి ప్రజయా ప్రజయాస్మహి మామాస్మహి స్మహి ప్రజయా ప్రజయా స్మహి హాస్మహి ప్రజయా మా ప్రజయా స్మహి హాస్మహి ప్రజయా మా ప్రజయా ప్రజయా మాతనోభిస్తనోభిర్మా ప్రజయా ప్రజయా మాతనోభిః ప్రజయేతి ప్రాజయా మాతనోభిస్తనోభిర్మా మాతనోభిర్మా మాతనోభిర్మా మాతనోభిర్మా రధామ రధామ ద్విషతే సోమ సోమ ద్విషతే రధామ ద్విషతే సోమ సోమ ద్విషతే ద్విషతే సోమ రాజన్ రాజన్ భువనస్య యస్పతిష్పతిర్యో భువనస్య భువనస్య యస్పతిష్పతిర్యోయస్పతిర్దేవం దేవం పతిర్యోయస్పతిర్దేవం దేవం దేవం పతిష్పతిర్దేవగం సవితారగం సవితారం దేవం పతిష్పతిర్దేవగం సవితారం దేవగో సవితారగో సవితారం దేవం దేవగో సవితారమభిమాదిశాహమభిమాదిశాహగో సవితారం దేవం దేవగో సవితారమభిమాదిశాహం అభిమాదిశాహమిత్యభిమాతి సాహం యజ్ఞం యజ్ఞమిమమిమం యజ్ఞమశ్వినాశ్వినా యజ్ఞమశ్వినాశ్వినా యజ్ఞం యజ్ఞమశ్వినో భోభాశ్వినా యజ్ఞం యజ్ఞమశ్వినో భాశ్వినో భోభాశ్వినాశ్వినో భా బృహస్పతిర్బృహస్పతిర్భాశ్వినాశ్వినో భా బృహస్పతి ఉభా బృహస్పతిర్బృహస్పతిర్ఉభో భా బృహస్పతిర్దేవా దేవా బృహస్పతిర్ఉభో భా బృహస్పతిర్దేవా బృహస్పతిర్బృహస్పతిర్దేవాహ్వాందు పాందు దేవా బృహస్పతిర్బృహస్పతిర్దేవాహ్వాందు దేవాహ్వాందు పాందు దేవా దేవాహ్వాందు యజమానం యజమానం పాందు దేవా దేవాహ్వాందు యజమానం యజమానం యజమానం పాందు పాందు యజమానం యజమానం పాందు పాందు యజమానం యజమానం యజమానం యజమానం ఉరువ్యచానో న ఉరువ్యచానో మహిషో మహిషో న ఉరువ్యచానో మహిషా నో మహిషో మహిషో నో నో మహిష శర్మ శర్మ మహిషో నో నో మహిష శర్మ శర్మ శర్మ మహిషో మహిష శర్మ యగోంసద్యగోంసచ్ఛర్మ మహిష శర్మ యగోంసత్ శర్మ యగోంసద్యగోంస సచ్చర్మ శర్మ యగో సదస్మిన్నస్మిన్ యగో సచ్చర్మ శర్మ యగో సదస్మిన్ అస్మిన్ హవే హవే అస్మిన్నస్మిన్ హవే పురుహూత పురుహూతో హవే అస్మిన్నస్మిన్ హవే పురుహూత పురుహూత పురుహూతో హవే హవే పురుహూత పురుక్షు పురుక్షు పురుహూతో హవే హవే పురుహూత పురుక్షు పురుహూత పురుక్షు పురుక్షు పురుహూత పురుహూత పురుక్షు పురుక్ష్మితి పురుక్షో ప్రజాయై ప్రజాయై నోన ప్రజాయై హర్యస్వ హర్యస్వ ప్రజాయై నోన ప్రజాయై హర్యస్వ ప్రజాయై హర్యస్వ హర్యస్వ ప్రజాయై ప్రజాయై హర్యస్వ మృడయ మృడయ హర్యస్వ ప్రజాయై ప్రజాయై హర్యస్వ మృడయ ప్రజాయా ఇది ప్రజాయై హర్యస్వ మృడయ మృడయ హర్యస్వ హర్యస్వ మృడయ హర్యస్వేతి హరి అశ్వాయేంద్రేంద్ర మృడయ మృడయేంద్ర మామేంద్ర మృడయ మృడయేంద్రమాంద్ర మామేంద్రేంద్రమానో నో మేంద్రేంద్రమాన రీరిషో రీరిషో నో మామా రీరిషో రీరిషో నో నో రీరిషో మామా రీరిషో నో నో రీరిషో మా రీరిషో మా పరా పరా మా రీరిషో రీరిషో మా పరా పరా పరా మా మా పరా దాదా పరా మా మా పరా దా పరా పరా దా ఇది దా సపత్నా సపత్నా నో న సపత్నా అపాప సపత్నా నో న సపత్నా అపాప సపత్నా సపత్నా అపతేతే అప సపత్నా సపత్నా అపతే అపతే అపాపతే భవంతు తే అపాపతే భవంతు ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే ఇంద్రాగ్నిభ్యామిదే రుద్రావసవో వసవో రుద్ర ఆదిత్యా ఆదిత్యా రుద్రావసవో వసవో రుద్ర ఆదిత్యా ఆదిత్యా ఆదిత్యా రుద్ర రుద్ర ఆదిత్యా ఉపరిస్పృశమరిస్పృశమాదిత్యా రుద్ర రుద్ర ఆదిత్యా ఉపరిస్పృశం ఆదిత్యా ఉపరిస్పృశమరిస్పృశమాదిత్యా ఆదిత్యా ఉపరిస్పృశం మామోపరిస్పృశమాదిత్యా ఆదిత్యా ఉపరిస్పృశం మాస్పృశం మామోపరిస్పృశమరిస్పృశం మోగ్రముగ్రం మోపరిస్పృశమరిస్పృశం మోగ్రం ఉపరిస్పృశమిత్యుపరి స్పృశం మోగ్రముగ్రం మోగ్రం చేత్తారం చేత్తారముగ్రం మోగ్రం చేత్తారం ఉగ్రం చేత్తారం చేత్తారముగ్రముగ్రం చేత్తారమధిరాజమధిరాజం చేత్తారముగ్రముగ్రం చేత్తారమధిరాజం చేత్తారమధిరాజమధిరాజం చేత్తారం చేత్తారమధిరాజమక్రన్నక్రన్నధిరాజం చేత్తారం చేత్తారమధిరాజమక్రన్న అధిరాజమక్రన్నక్రన్నధిరాజమధిరాజమక్రన్ అక్రన్నిత్యక్రన్న ఇంద్రమిందమర్వాంచమర్వాంచమిందమముతో అముత ఇంద్రమర్వాంచమర్వాంచమిందమముతః ఇంద్రమముతో అముత ఇంద్రమిందమముతో హవామహే హవామహే అముత ఇంద్రమిందమముతో హవామహే అముతో హవామహే హవామహే అముతో అముతో హవామహే యోజో హవామహే అముతో అముతో హవామహే హవామహే యోజో హవామహే హవామహే యో గోజిత్ గోజిత్ యో హవామహే హవామహే యో గోజిత్ గోజిత్ గోజిత్ ముంచతు ముంచతు నస్స సనో ముంచతు ముంచత్వగోహసో అగోహసో ముంచతు నో నో ముంచత్వగోహసః ముంచత్వగోహసో అగోహసో ముంచతు ముంచత్వగోహసః యస్య యస్యేదమిదయస్య యస్యేదం ప్రాణత్రాణదిదయస్య యస్యేదం ప్రాణతే ప్రాణం నిమిషం నిమిషత్ ప్రాణత్రాణం నిమిషద్యద్యం నిమిషత్ ప్రాణత్రాణం నిమిషద్యత్ నిమిషద్యద్యం నిమిషం నిమిషద్యతే జత్యేజదియం నిమిషం నిమిషద్యతేజతి యేజతి యజ్యేజతి యస్యజస్యైజతి యజ్యదేజతి యస్యేజతి జాతం జాతం యస్య జాతం జనమానం జనమానం జాతం యస్యేస్య జాతం జనమానం జనమానం జనమానం జనమానం చ కేవలం కేవలం చ జనమానం జనమానం చ కేవలం కేవలమిది కేవలం అగ్నిమగ్నిగ్స్తో నాథితో అగ్నిమగ్నిన్నాథితో జోహవీమి జోహవీమి నాథితో అగ్నిమగ్నిన్నాథితో జోహవీమి జోహవీమి జోహవీమి జోహవీమి సనో నస్స జోహవీమి జోహవీమి సన నో ముంచదు ముంచదు నో నో ముంచత్వగోహసో అగోహసో ముంచదు నో నో ముంచత్వగోహసః అగోహస ఇత్యగోహసః ఇంద్రస్య మన్యే మన్య ఇంద్రస్యేంద్రస్య మన్యే ప్రథమస్య ప్రథమస్య మన్య ఇంద్రస్యేంద్రస్య మన్యే ప్రథమస్య మన్యే ప్రథమస్య ప్రథమస్య మన్యే మన్యే ప్రథమస్య ప్రజేతసః ప్రజేతసః ప్రథమస్య మన్యే మన్యే ప్రథమస్య ప్రజేతసః ప్రజేతసః ప్రజేతసః ప్రథమస్య ప్రథమస్య ప్రజేతసో వృత్రఘ్నో వృత్రఘ్నః ప్రజేతసః ప్రథమస్య ప్రథమస్య ప్రజేతసో వృత్రఘ్నః ప్రజేతసో వృత్రఘ్నో వృత్రఘ్నః ప్రజేతసః ప్రజేతసో వృత్రఘ్నః స్తోమా స్తోమా వృత్రఘ్నః ప్రజేతసః ప్రజేతసో వృత్రఘ్నః స్తోమా చేతసః ఇది ప్రజేతసః వృత్రఘ్నస్తోమా స్తోమా వృత్రఘ్నో వృత్రఘ్నః స్తోమా ఉపోపస్తోమా వృత్రఘ్నో వృత్రఘ్నః స్తోమా ఉప నయతి సగో సన్నయతి నయతి సంవశీ వశీ సన్నయతి నయతి సంవశీ వశీ యుధే యుధే వశీ వశీ యుధే యో యో యుధే వశీ వశీ యుధే యః పుష్టాని పుష్టాని యో యః పుష్టాని సగో సృజతి పుష్టాని యో యః పుష్టాని సగో సృజతి పుష్టాని పుష్టాని సగో సృజతి త్రయాణి త్రయాణి సగో సృజతి పుష్టాని పుష్టాని సగో సృజతి త్రయాణి సగో సృజతి త్రయాణి త్రయాణి సగో సృజతి సగో సృజతి త్రయాణి సృజతి త్రయాణేతి త్రయాణి ఇంద్రన్నాథితో నాథిత ఇంద్రమింద్రన్నాథితో జోహవీమి జోహవీమి నాథిత ఇంద్రమింద్రన్నాథితో జోహవీమి జోహవీమి సస జోహవీమి జోహవీమి సనో నస్స జోహవీమి జోహవీమి సనః నో ముంచదు ముంచదు నో నో ముంచత్వ గోహసో అగోహసో ముంచదు నో నో ముంచత్వ గోహస అగోహసైత్యగోహస సవితుర్విదథాని విదధాని విదధాని సవిదస్స విదుర్విదధాని మన్మహే మన్మహే విదధాని సవిదస్స విదుర్విదధాని మన్మహే మన్మహే యౌ యౌ మన్మహే మన్మహే జావాత్మన్వద్ యౌ మన్మహే మన్మహే జావాత్మన్వద్ ఆత్మన్వద్ విభృతో విభృత ఆత్మన్వద్ ఆత్మన్వద్ విభృతో యౌ యౌ విభృత ఆత్మన్వద్ ఆత్మన్వద్ విభృతో యౌ విభృతో యౌ యౌ విభృతో విభృతో యౌ చ యౌ విభృతో విభృతో యౌ చ రక్షతో రక్షతశ్చ యౌ యౌ రక్షతః చ రక్షతో రక్షతశ్చ విశ్వస్య విశ్వస్య యౌ యౌ విశ్వస్య పరిభూ పరిభూ విశ్వస్య యౌ యౌ విశ్వస్య పరిభూ పరిభూ పరిభూ విశ్వస్య విశ్వస్య పరిభూ బభూవతు పరిభూ విశ్వస్య విశ్వస్య పరిభూ బభూవతు పరిభూ బభూవతు పరిభూ పరిభూ బభూవతు స్తౌ బభూవతు పరిభూ పరిభూ బభూవతు స్తౌ బభూవతు స్తౌ తౌ బభూవతు బభూవతు స్తౌ నో నస్తౌ బభూవతు బభూవతు స్తౌ నః నో ముంచదం ముంచదం నో నో ముంచదమాగస ఆగసో ముంచదం నో నో ముంచదమాగస ఆగస ఇత్యాగస శ్రేష్ఠ శ్రేష్ఠ ఉపవశ్రేష్ఠ నో నశ్రేష్ఠ ఉపవశ్రేష్ఠాన శ్రేష్ఠ నో నశ్రేష్ఠ శ్రేష్ఠాన ఆశిష ఆశిషో నశ్రేష్ఠ శ్రేష్ఠాన ఆశిష ఆశిష ఆశిషో నో న ఆశిషో ఆశిషో దేవయోర్దేవయో రాశిష ఆశిషో దేవయోర్ధర్మే ధర్మే దేవయో రాశిష ఆశిషో దేవయోర్ధర్మే ఆశిష ఇత్యాశిష దేవయోర్ధర్మే ధర్మే దేవయోర్దేవయోర్ధర్మే అస్థిరం అస్థిరం ధర్మే దేవయోర్దేవయోర్ధర్మే అస్థిరం అస్థిరం అస్థిరం ధర్మే ధర్మే అస్థిరం అస్థిరం నిత్యస్థిరం వాయు వాయుగ్స్తో విస్తోమి వాయుగోస వితారకోస వితారం వాయుగ్స్తో విస్తోమి వాయుగోస వితారం వాయుగోస వితారకోస వితారం వాయు వాయుగోస వితారం నాథితో నాథితస్ వితారం వాయు వాయుగోస వితారం నాథిత వితారం నాథితో నాథితస్ వితారకోస వితారం నాథితో జో హవీమి జో హవీమి నాథితస్ వితారకోస వితారం నాథితో జో హవీమి నాథితో జో హవీమి జో హవీమి నాథితో నాథితో జో హవీమి తౌ తౌ జో హవీమి నాథితో నాథితో జో హవీమి తౌ హవీమి తౌ తౌ జో హవీమి జో హవీమి తౌ నో నస్తౌ జో హవీమి జో హవీమి తౌ నః నస్తౌ తౌ నో ముంచదం ముంచదం నస్తౌ తౌ నో ముంచదం ముంచదమాగస ఆగసో ముంచదం ముంచదమాగస రథీతమో రథీనాగో రథీనాగో రథీతమో రథీతమో రథీనామక్వే అక్వే రథీనాగో రథీతమో రథీతమో రథీనామక్వే రథీనామక్వే అక్వే రథీనాగో రథీనామక్వ ఊతయ ఊతయే అక్వే రథీనాగో రథీనామక్వ ఊతయే ఊతయే శుభగో శుభమూతయ ఊతయే శుభం గమిష్ఠో గమిష్ఠో శుభమూతయ ఊతయే శుభం గమిష్ఠో గమిష్ఠో గమిష్ఠో శుభగో శుభంగమిష్ఠో సుయమేభిర్గమిష్ఠో గమిష్ఠో సుయమేభిరస్వైరస్వై సుయమేభిర్గమిష్ఠో గమిష్ఠో సుయమేభిరస్వై సుయమేభిరస్వైరస్వై సుయమేభిరస్వైర్వాం వాంజయోర్యజోర్వాం దేవౌ దేవౌ వాంజయోర్యజోర్వాం దేవౌ దేవౌ దేవేషు దేవేషు దేవౌ దేవౌ దేవేష్వనిషితమనిషితం దేవేషు దేవౌ దేవౌ దేవేష్వనిషితం అనిషితమో జ ఓ జో నిషితమనిషితమో జస్తౌ తావో జో నిషితమనిషితమో జస్తౌ ఓజస్తౌ తావోజ ఓజస్తౌ నో నస్తావోజ ఓజస్తౌ నః నో ముంచతం ముంచతం నో నో ముంచతమాగస ఆగసో ముంచతం నో నో ముంచతమాగస ఆగస ఇత్యాగస తమయాతం వహతు వహతు మయాతం వహతు సూర్యాయ సూర్యాయ వహతు మయాతమయాతం వహతు సూర్యాయ సూర్యాయ సూర్యాయ వహతు వహతు సూర్యాయ త్రిచక్రేణ త్రిచక్రేణ సూర్యాయ వహతు వహతు సూర్యాయ త్రిచక్రేణ సూర్యాయ త్రిచక్రేణ త్రిచక్రేణ సూర్యాయ సూర్యాయ త్రిచక్రేణ సగం సదగం సగం సదం త్రిచక్రేణ సూర్యాయ సూర్యాయ త్రిచక్రేణ సగం సదం త్రిచక్రేణ త్రిచక్రేణ సగోసద విక్షమానా విక్షమానో సగోసదం త్రిచక్రేణ త్రిచక్రేణ సగోసద విక్షమానో త్రిచక్రేణేది త్రిచక్రేణ సగోసద విక్షమానా విక్షమానో సగోసదగో సగోసద విక్షమానో సగోసదమితి సం సదం విక్షమానామితి ఇచ్చమానో స్తౌమి దేవౌ దేవౌ స్తౌమి స్తౌమి దేవావశ్వినా వశ్వినౌ దేవౌ స్తౌమి స్తౌమి దేవావశ్వినౌ దేవావశ్వినా వశ్వినౌ దేవౌ దేవావశ్వినౌ నాథితో నాథితో అశ్వినౌ దేవౌ దేవావశ్వినౌ నాథితః అశ్వినౌ నాథితో నాథితో అశ్వినా వశ్వినౌ నాథితో జోహవీమి జోహవీమి నాథితో అశ్వినా వశ్వినౌ నాథితో జోహవీమి నాథితో జోహవీమి జోహవీమి నాథితో నాథితో జోహవీమి తౌ తౌ జోహవీమి నాథితో నాథితో జోహవీమి తౌ జోహవీమి తౌ తౌ జోహవీమి జోహవీమి తౌ నో నస్తౌ జోహవీమి జోహవీమి తౌ నః నో నస్తౌ తౌ నో ముంచతం ముంచతం నస్తౌ తౌ నో ముంచతం నో ముంచతం ముంచతం నో నో ముంచతమాగస ఆగసో ముంచతం నో నో ముంచతమాగస ఆగస ఆగసో ముంచతం ముంచతమాగస ఆగస ఇత్యాగస మన్వే మన్వే మరుతాం మరుతాం మన్వే అధ్యధి మన్వే మరుతాం మరుతాం మన్వే అధి మన్వే అధ్యధి మన్వే మన్వే అధి నో నో అధి మన్వే మన్వే అధి నః నో నో అధ్యధి నో బ్రువంతు బ్రువంతు నో అధ్యధి నో బ్రువంతు నో బ్రువంతు బ్రువంతు నో నో బ్రువంతు ప్రబ్రువంతు నో నో బ్రువంతు ప్రబ్రువంతు బ్రువంతు ప్రేమామిమాం ప్రబ్రువంతు బ్రువంతు ప్రేమా ప్రేమామిమాం ప్రప్రేమాం వాచం వాచమిమాం ప్రప్రేమాం వాచం వాచం వాచమిమామిమాం వాచం విశ్వాం విశ్వాం వాచమిమామిమాం వాచం విశ్వాం వాచం విశ్వాం విశ్వాం వాచం వాచం విశ్వామవంతవంతు విశ్వాం వాచం వాచం విశ్వామవంతు విశ్వామవంతవంతు విశ్వాం విశ్వామవంతు విశ్వే విశ్వేవంతు విశ్వాం విశ్వామవంతు విశ్వే వంతు విశ్వే విశ్వే వంతవంతు విశ్వే విశ్వ ఇది విశ్వే ఆశోనుః వేహువ ఆశోనాశోనుః వే సుయమాన్ సుయమానుః వ ఆశోనాశోనుః వే సుయమాను వే సుయమాన్ సుయమానుః వేహువే సుయమానోతయ ఓతయే సుయమానుః వేహువే సుయమానోతయే సుయమానోతయ ఓతయే సుయమాన్ సుయమానోతయే తేత ఓతయే సుయమాన్ సుయమానోతయే తే ఓతయే తేత ఓతయ ఓతయే తే నో నస్త ఓతయ ఓతయే తే నః నస్తే తే నో ముంచంతు ముంచంతు నస్తే తే నో ముంచంతు నో ముంచంతు ముంచంతు నో నో ముంచంతేన స ఏన సో ముంచంతు నో నో ముంచంతేన సహ ముంచంతేన స ఏన సో ముంచంతు ముంచంతేన సహ ఏన స ఇత్యేన సహ దిక్మమాయుధమాయుధం దిక్మం దిక్మమాయుధం వీడితం వీడితమాయుధం దిక్మం దిక్మమాయుధం వీడితం ఆయుధం వీడితం వీడితమాయుధమాయుధం వీడితగం సహస్వత్ సహస్వత్ వీడితమాయుధమాయుధం వీడితగం సహస్వత్ వీడితగం సహస్వత్ సహస్వత్ వీడితం వీడితగం సహస్వత్ దివ్యం దివ్యగం సహస్వత్ వీడితం వీడితగం సహస్వత్ దివ్యం సహస్వత్ దివ్యం దివ్యగో సహస్వత్ సహస్వత్ దివ్యగో శర్ధ శర్ధో దివ్యగో సహస్వత్ సహస్వత్ దివ్యగో శర్ధ దివ్యగో శర్ధ శర్ధ దివ్యం దివ్యగో శర్ధ పృతనాథ పృతనాథ శర్ధ దివ్యం దివ్యగో శర్ధ పృతనాథు శర్ధ పృతనాథ పృతనాథ శర్ధ శర్ధ పృతనాథు జిష్ణు జిష్ణు పృతనాథ శర్ధ శర్ధ పృతనాథు జిష్ణు జిష్ణు జిష్ణు జిష్ణు దేవాన్ దేవాన్ స్తోమి స్తోమి దేవాన్ మరుతో మరుతో దేవాన్ స్తోమి స్తోమి దేవాన్ మరుత దేవాన్ మరుతో మరుతో దేవాన్ దేవాన్ మరుతో నాథితో నాథితో మరుతో దేవాన్ దేవాన్ మరుతో నాథితో నాథితో నాథితో మరుతో మరుతో నా నాథితో జో హవీమి జో హవీమి నాథితో మరుతో మరుతో నాథితో జో హవీమి నాథితో జో హవీమి జో హవీమి నాథితో నాథితో జో హవీమి తేతే జో హవీమి నాథితో నాథితో జో హవీమి తేజో హవీమి జో హవీమి తేనో నస్తే జో హవీమి జో హవీమి తేనో నస్తే తేనో ముంచందు ముంచందు నస్తే తేనో ముంచందు ముంచందు ముంచంద్వేన సహేన సో ముంచందు ముంచంద్వేన సహ దేవానాం మన్వే మన్వే దేవానాం దేవానాం మన్వే అధి అధి మన్వే దేవానాం దేవానాం మన్వే అధి అధి నో నో అధ్యధి నో బ్రువంతు బ్రువంతు నో అధ్యధి నో బ్రువంతు బ్రువంతు బ్రువంతు నో బ్రువంతు ప్రబ్రువందు ప్రబ్రువందు ప్రబ్రువందు ప్రేమామిమాం ప్రబ్రువందు ప్రబ్రువందు ప్రేమామిమాం వాచం వాచమిమామిమాం వాచం విశ్వాం విశ్వాం వాచమిమామిమాం వాచం విశ్వాం విశ్వాం విశ్వాం వాచం వాచం విశ్వామవంతవంతం విశ్వాం వాచం విశ్వామవంతవంతు విశ్వాం విశ్వామవంతు విశ్వే విశ్వే వందు విశ్వాం విశ్వామవందు విశ్వే విశ్వే విశ్వే వందు విశ్వే విశ్వే ఆశోను హువే హువ ఆశోను హువే సుయమాన్ సుయమాను హువ ఆశోను హువే సుయమాను హువే సుయమాన్ సుయమాను హువే హువే సుయమానోతయ ఓతయ సుయమానోతయే సుయమాన్ సుయమానోతయే తే ఓతయ సుయమాన్ సుయమానోతయే తే సుయమానితి సుయమాను తేనో నస్తే తేనో ముంచందు ముంచందు నస్తే తేనో ముంచందు ముంచందు సహేన సో ముంచందు ముంచంద్రేన సహేన సహాయ్యదిదం మా మేదం యద్యదిదం మా మేదమిదం మామాభిషోచతి పౌరుషేణ పౌరుషేణాభిషోచతి మామాభిషోచతి పౌరుషేణ విశ్వాన్ దేవాన్ దేవాను విశ్వాన్ విశ్వాన్ దేవాన్ నాథితో నాథితో దేవాను విశ్వాన్ విశ్వాన్ దేవాన్ నాథిత నాథితో జో హవీమి జో హవీమి నాథితో నాథితో జో హవీమి తేతే జో హవీమి నాథితో నాథితో జో హవీమి తేనో నస్తే తేనో ముంచంతు ముంచంతు నస్తే తేనో ముంచంతు ముంచంతు సహేన సో ముంచంతు ముంచంద్వేన సహ అను నో నో అన్వను నో ద్యాద్య నో అన్వను నో ద్యా అనుమతే అనుమత ఇత్యనుమతే ఈశ్వ ఈశ్వానరో వైశ్వానరస్త్వంతం వైశ్వానరో నో నో వైశ్వానరస్త్వంతం వైశ్వానరో నైశ్వానరో వైశ్వానరో వైశ్వానరో నూత్యానోత్యా పృష్ట పృష్ట ఓత్యా పృష్టో దివి దివి పృష్ట ఓత్యోత్యా పృష్టో దివి దివి దివి పురుషత్రేతి పురుషాత్ర విష్ఠావిద్వాగోసోవిద్వాగోసోజవిష్ఠజవిష్ఠావిద్వాగోసస్య స్వస్మాగో అస్మాన్ సుకృధి కృధి స్వస్మాన్ అస్మాన్ సుస్వస్మాగో అదితేరదితేరస్మాన్ సుస్వస్మాగో అదితే అస్మాగో అదితేరదితేరస్మాగో అస్మాగో అదితేరనాగా అనాగా అదితేరస్మాగో అస్మాగో అదితేరనాగా వివ్యనాగా అనాగావ్యేనాగుస్కేనాగో శివ్యనాగా అనాగావ్యేనాగుంసి ఏనాగుంసి శిశ్రథ శిశ్రథ ఏనాగుంసి శిశ్రథో విష్వక్ విష్వక్ శిశ్రథ ఏనాగుస్యేనాగుంసి శిశ్రథో విష్వక్ శిశ్రథో విష్వక్ విష్వక్ శిశ్రథ శిశ్రథో విష్వగ్నే అగ్నే విష్వక్ శిశ్రథ శిశ్రథో విష్వగ్నే విష్వగ్నే అగ్నే విష్వక్ విష్వగ్నే నిత్యగ్నే యథాహ తద్వసవో గౌర్యం గౌర్యం వసవస్తద్వసవో గౌర్యం గౌర్యం చిచిద్ గౌర్యం గౌర్యం చిత్ పది పది చిద్ గౌర్యం గౌర్యం చిత్ పది పది పదిషితాగోషిత పది పదిషితాముంచతముంచత సితాం పది పదిషితాముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముంచతముం అస్మత్ ప్రాస్మదస్మత్ ప్రముంచ ముంచ ప్రాస్మదస్మత్ ప్రముంచ ముంచ ప్రముంచ విముంచావ్యగోహో గోహో విముంచ ముంచావ్యగోహా గోహ ప్రాగోహో గోహ ప్రాదార్యతారి ప్రాగోహో గోహ ప్రాదారి ప్రాదార్యతారి ప్రాదార్యజ్ఞే అగ్నే అదారి ప్రాదార్యజ్ఞే అదార్యజ్ఞే అగ్నే అదార్యతార్యజ్ఞే ప్రతరాం ప్రతరామగ్నే అదార్యతార్యజ్ఞే ప్రతరాం ప్రతరామగ్నే అగ్నే ప్రతరాన్న ప్రతరామగ్నే అగ్నే ప్రతరాన్న ప్రతరాన్నోన ప్రతరాం ప్రతరాన్న ఆయురాజన్న ప్రతరాం ప్రతరాన్న ఆయో ఆయురాజన్నో న ఆయో ఆయురిత్యాయో చతుర్థకాండస్య ఘనపాఠః సమాప్తః.